కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ద్వితీయ ప్రపాఠకస్య ఘనపారాయణ ప్రారంభ. ఉందంతు జీవసే దీవస ఉందం ప ఆప ఉందంతు జీవసే జీవసే దీవస ఉందంతోందంతు జీవసే దీర్ఘాయుత్పాయ దీర్ఘాయుత్పాయ జీవస ఉందంతోందంతు జీవసే దీర్ఘాయుత్పాయ జీవసే దీర్ఘాయుత్పాయ దీర్ఘాయుత్పాయ జీవసే దీవసే దీర్ఘాయుత్పాయ వర్తసే వర్తసే దీర్ఘాయుత్పాయ జీవసే దీవసే దీర్ఘాయుత్పాయ వర్తసే దీర్ఘాయుత్పాయ వర్తసే వర్తసే దీర్ఘాయుత్పాయ దీర్ఘాయుత్పాయ వర్తస ఔషధ ఔషధే వర్తసే దీర్ఘాయుత్పాయ దీర్ఘాయుత్పాయ వర్తస ఔషధే దీర్ఘాయుత్వాయేతి దీర్ఘాయుత్వాయ ఔషధ ఔషధే వర్తసే వర్తస ఔషధేత్రాయస్వత్రాయస్వౌషధే వర్తసే వర్తస ఔషధేత్రాయస్వ ఔషధేత్రాయస్వత్రాయస్వౌషధ ఔషధేత్రాయస్వైనమేనంద్రాయస్వౌషధ ఔషధేత్రాయస్వైనం రాజస్వైనమేనంద్రాయస్వత్రాయస్వైనగ్స్వజితేస్వజితేనంద్రాయస్వత్రాయస్వైనగ్స్వజితే నగ్స్వజితే స్వజితేన నగ్స్వజితే మామా స్వజిత ఏనమే నగ్స్వజితే దేవశ్రూరేతాన్యేతాని ప్రప్రయితాని దేవశ్రూర్దేవశ్రూరేతాని ప్రాశ్రూరితి దేవాశ్రూతాని ప్రప్రయితాన్యేతాని ప్రవపేవపే ప్రయితాన్యేతాని ప్రవపే స్వస్తి స్వస్తి వపే ప్రప్రవపే స్వస్తి స్వస్తి స్వస్తిత్తరాణ్యుత్తరాణి స్వస్తి వపేవే స్వస్త్యుత్తరాణ్యుత్తరాణి స్వస్తి స్వస్త్యుత్తరాణ్యశీయాశీయోత్తరాణి స్వస్తి శృంధంతు మాతరో మాతర శృంధంతు కృతేన కృతేన శృంధంతు మాతరో మాతర శృంధంతు కృతేన శృంధంతు కృతేన కృతేన శృంధంతు కృతేన నో నో కృతేన శృంధంతు కృతేన కృతేన నో నో కృతేన కృతేన నో ఘృతపువో ఘృతపువో నో కృతేన కృతేన నో ఘృతపువః ఘృతపువో ఘృతపువో నో నో ఘృతపువః పునంతు పునంతు ఘృతపువో నో నో ఘృతపువః పునంతు ఘృతపువః పునంతు పునంతు ఘృతపువో ఘృతపువః పునంతు విశ్వం విశ్వం పునంతు ఘృతపువో ఘృతపువః పునంతు విశ్వం విశ్వం విశ్వం పునందు పునందు విశ్వమస్మదస్మద్ విశ్వం పునందు పునందు విశ్వమస్మదస్మద్ వహంతు ప్రాస్మదస్మద్ ప్రవహంతు వహంతు వహంతు ప్రవహంతు రిప్రగోరి ప్రం వహంతు ప్రవహంతు రిప్రం వహంతు రిప్రగోరి ప్రం వహంతు వహంతు రిప్రముదు ప్రం వహంతు వహంతు రిప్రముదు ప్రముదు ద్రిప్రగోరి ప్రముదాభ్యాభ్యౌద్రి ప్రగోరి సోమస్య ధనోరస్య ధనువం ధనువమస్య ధనువం మే మే తనువమస్యసి తనువం మే తనువం మే మే తనువం తనువం మే పాహి పాహి మే తనువం తనువం మే పాహి పాహి పాహి మే మే పాహి మహీనాం మహీనాం పాహి మే మే పాహి మహీనాం పాహి మహీనాం మహీనాం పాహి పాహి మహీనాం వయః పయో మహీనాం పాహి పాహి మహీనాం వయః మహీనాం వయః పయో మహీనాం మహీనాం పయోస్యసి పయో మహీనాం మహీనాం పయోసి పయోస్యసి పయః పయోసి వర్చోధా వర్చోధా అసి పయః పయోసి వర్చోధా దేవాసో దేవాసో భోగో దేవాస ఈమహే దేవాసో భోగో దేవాస ఈమహే ీమహే దేవాసో దేవాస ఈమహే సత్యధర్మాణ సత్యధర్మాణ ఈమహే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ ఈమహే సత్యధర్మాణో అధ్వరే సత్యధర్మాణో అధ్వరే అధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యద్యదధ్వరే సత్యధర్మాణ సత్యధర్మాణో అధ్వరే యతో సత్యధర్మాణ ఇది సత్యధర్మాణ అధ్వరే యద్యదధ్వరే అధ్వరే యద్భో యద్వరే అధ్వరే యద్వః ద్వోవో యద్యద్వో దేవాసో దేవాసో భో యద్యద్వో దేవాసః దేవాసో దేవాసో భోవో దేవాస ఆగుర ఆగురే దేవాసో భోవో దేవాస ఆగురే దేవాస ఆగుర ఆగురే దేవాసో దేవాస ఆగురే యజ్ఞియాసో యజ్ఞియాస ఆగురే దేవాసో దేవాస ఆగురే యజ్ఞియాసః ఆగురే యజ్ఞయాసో యజ్ఞయాస ఆగుర ఆగురే యజ్ఞయాసో హవామహే హవామహే యజ్ఞయాస ఆగుర ఆగురే యజ్ఞయాసో హవామహే ఆగుర ఇత్యాగురే యజ్ఞయాసో హవామహే హవామహే యజ్ఞయాసో యజ్ఞయాసో హవామహ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని హవామహే యజ్ఞయాసో యజ్ఞయాసో హవామహ ఇంద్రాగ్ని హవామహ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని హవామహే హవామహ ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఇంద్రాగ్ని హవామహే హవామహ ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ఆప ఆపో ద్యావాపృథివీ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ఆప ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని ద్యావాపృథివీ ఆప ఆపో ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఆప ఓషధీరోషధీరాపో ద్యావాపృథివీ ద్యావాపృథివీ ఆప ఓషధీ ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ ఆప ఓషధీరోషధీరాప ఆప ఓషధీ స్పందమోషధీరాప ఆప ఓషధీ స్పందోషధీ స్పందమోషధీరోషధీ స్పందీక్షాణాం దీక్షాణాం త్వమోషధీరోషధీ స్పందీక్షాణాం దీక్షాణాం దీక్షాణాం త్వం దీక్షాణామధిపతిరధిపతిర్దీక్షాణాం త్వం దీక్షాణామధిపతి దీక్షాణామధిపతిరధిపతిర్దీక్షాణాం దీక్షాణామధిపతిరస్యస్యధిపతిర్దీక్షాణాం దీక్షాణామధిపతిరసి అధిపతిరస్యస్యధిపతిరధిపతిరసి హే హాస్యధిపతిరధిపతిరసిహాధిపతిరిత్యధి మేహాస్యసేహమా సంతకం సంతం మే హే హమా సంతం మా సంతకం సంతం మామా సంతం పాహి పాహి సంతం మామా సంతం పాహి సంతం పాహి పాహి సంతకం సంతం పాహి పాహీతి పాహి ఆగూత్యై ప్రయుదే ప్రయుద ఆగూత్యా ఆగూత్యై ప్రయుదేగ్నయేగ్నయే ప్రయుద ఆగూత్యా ఆగూత్యై ప్రయుదేగ్నయే ఆగూత్యా ప్రయుజేగ్నయేగ్నయే ప్రయుజే ప్రయుజేగ్నయే స్వాహా స్వాహాగ్నయే ప్రయుజే ప్రయుజేగ్నయే స్వాహాయుజ్ఞయే స్వాహా స్వాహాగ్నయేగ్నయే స్వాహా మేధాయీ మేధాయీ స్వాహాగ్నయేగ్నయే స్వాహా మేధాయీ స్వాహా మేధాయీ మేధాయీ స్వాహా స్వాహా మేధాయీ మనసే మనసే మేధాయీ స్వాహా స్వాహా మేధాయీ మనసే మేధాయీ మనసే మనసే మేధాయీ మేధాయీ మనసేగ్నయేగ్నయే మనసే మేధాయీ మేధాయీ మనసేగ్నయే మనసేగ్నయేగ్నయే మనసే మనసేగ్నయే స్వాహా స్వాహాగ్నయే మనసే మనసేగ్నయే స్వాహాయే స్వాహా స్వాహాగ్నయేగ్నయే స్వాహా దీక్షాయై దీక్షాయై స్వాహాగ్నయేగ్నయే స్వాహా దీక్షాయై స్వాహా దీక్షాయై దీక్షాయై స్వాహా స్వాహా దీక్షాయై తపసే తపసే దీక్షాయై స్వాహా స్వాహా దీక్షాయై తపసే దీక్షాయై తపసే తపసే దీక్షాయై దీక్షాయై తపసేగ్నయేగ్నయే తపసే దీక్షాయై దీక్షాయై తపసేగ్నయే తపసేగ్నయేగ్నయే తపసే తపసేగ్నయే స్వాహా స్వాహాగ్నయే తపసే తపసేగ్నయే స్వాహాగ్నయే స్వాహా స్వాహాగ్నయేగ్నయే స్వాహా సరస్వత్యై సరస్వత్యై స్వాహాగ్నయేగ్నయే స్వాహా సరస్వత్యై స్వాహా సరస్వత్యై సరస్వత్యై స్వాహా స్వాహా సరస్వత్యై భూష్ణే భూష్ణే సరస్వత్యై స్వాహా స్వాహా సరస్వత్యై భూష్ణే సరస్వత్యై భూష్ణే భూష్ణే సరస్వత్యై సరస్వత్యై భూష్ణేగ్నయేగ్నయే భూష్ణే సరస్వత్యై సరస్వత్యై భూష్ణేగ్నయే భూష్ణేగ్నయేగ్నయే భూష్ణే భూష్ణేగ్నయే స్వాహా స్వాహాగ్నయే భూష్ణే భూష్ణేగ్నయే యజ్ఞే స్వాహే స్వాహా స్వాహాగ్నియజ్ఞే స్వాహా స్వాహాగ్నియజ్ఞే స్వాహా స్వాహా స్వాహపో దేవీర్దేవీరా స్వాహా స్వాహపో దేవీ అపో దేవీర్దేవీరా పాపో దేవీర్బృహదేర్బృహదేర్దేవీరా పాపో దేవీర్బృహదీర్బృహదేర్బృహదేర్దేవీర్దేవీర్బృహదీర్విశ్వశంభువో విశ్వశంభువో బృహదీర్దేవీర్దేవీర్బృహదీర్విశ్వశంభువ బృహదీర్విశ్వశంభువో బృహదీర్బృహదీర్విశ్వశంభువోద్యావా పృథివీ ద్యావా పృథివీద్యావా పృథివీ విశ్వశంభువో విశ్వశంభువోద్యావా పృథివీ గురుద్యావా పృథివీ విశ్వశంభువో విశ్వశంభువోద్యావా పృథివీ గురు శంభువ ఇది విశ్వ శంభువ ద్యావా పృథివీ గురుద్యావా పృథివీద్యావా పృథివీ కుర్వంతరిక్షమంతరిక్షమురుద్యావా పృథివీద్యావా పృథివీ కుర్వంతరిక్షం యావా పృథివీ పృథివీవంతరిక్షమంతరిక్షమురువంతరిక్షం బృహస్పతిర్ బృహస్పతిరంతరిక్షమురు ఉర్వంతరిక్షం బృహస్పతి అంతరిక్షం బృహస్పతిర్ బృహస్పతిరంతరిక్షమంతరిక్షం బృహస్పతిర్నో నో బృహస్పతిరంతరిక్షమంతరిక్షం బృహస్పతిర్న బృహస్పతిర్నో నో బృహస్పతిర్ బృహస్పతిర్నో హవిషా హవిషా నో బృహస్పతిర్ బృహస్పతిర్నో హవిషా హవిషా హవిషా నో నో హవిషా వృధాతు వృధాతు హవిషా నో నో హవిషా వృధాతు హవిషా వృధాతు వృధాతు హవిషా హవిషా వృధాతు స్వాహా వృధాతు హవిషా హవిషా వృధాతు స్వాహా స్వాహా వృధాతు వృధాతు స్వాహా విశ్వే విశ్వే స్వాహా వృధాతు వృధాతు స్వాహా విశ్వే స్వాహా విశ్వే విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య విశ్వే స్వాహా స్వాహా విశ్వే దేవస్య దేవస్య దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతుర్దేవస్య విశ్వే విశ్వే దేవస్య నేతు దేవస్య నేతుర్నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్తో మర్తో నేతుర్దేవస్య దేవస్య నేతుర్మర్త నేతుర్మర్తో మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత వృణీత మర్తో నేతుర్నేతుర్మర్తో వృణీత మర్తో వృణీత వృణీతమర్తో మర్తో వృణీత సఖ్యమో సఖ్యం వృణీత మర్తో మర్తో వృణీత సఖ్యం వృణీత సఖ్యమో సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే విశ్వే సఖ్యం వృణీత వృణీత సఖ్యం విశ్వే సఖ్యం విశ్వే విశ్వే సఖ్యమో సఖ్యం విశ్వే రాజో రాజో విశ్వే సఖ్యమో సఖ్యం విశ్వే రాజ విశ్వే రాజో రాజో విశ్వే విశ్వే రాజై శుద్ధ్యసి శుద్ధ్యసి రాజో విశ్వే విశ్వే రాజై శుద్ధ్యసి రాజై శుద్ధ్యసి శుద్ధ్యసి రాజో రాజై శుద్ధ్యసి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి రాజో రాజై శుద్ధ్యసి ద్యుమ్నం శుద్ధ్యసి ద్యుమ్నం ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నమి శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం వృణీత ద్యుమ్నం వృణీత వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే వృణీత ద్యుమ్నం ద్యుమ్నం వృణీత పుష్యసే పుష్యసే పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే వృణీత వృణీత పుష్యసే స్వాహా పుష్యసే స్వాహా స్వాహా పుష్యసే పుష్యసే స్వాహక్ సామయో నరుక్ సామయో స్వాహా పుష్యసే పుష్యసే స్వాహక్ సామయో స్వాహక్ సామయో నరుక్ సామయో స్వాహా స్వాహక్ సామయో శిల్పే శిల్పే రుక్ సామయో స్వాహా స్వాహక్ సామయో శిల్పే సామయో శిల్పే శిల్పే రుక్ సామయో నరుక్ సామయో శిల్పే స్థ స్థ శిల్పే రుక్ సామయో నరుక్ సామయో శిల్పే స్థ సామయోరిత్యమయో స్థస్థ శిల్పే శిల్పే స్థస్తే తే స్థ శిల్పే శిల్పే స్థస్తే శిల్పే ఇది శిల్పే స్థస్తే తే స్థస్థస్తే వాం వాంతే స్థస్థస్తే వాం దేవాం వాంతే దేవామ వాంతే దేవామ ఇది రే వామ వాం వామారభే రభావాం వామారభే రభే రభారభే తే తే రభారభే తే రభేతే తే రభే రభే తే మామా తే రభే రభే తే మా మాతే తే మా పాతం పాతం మాతే తే మా పాతం ఇది పాతం పాతం మా పాతమా పాతం మా పాతమా పాతమా పాతం పాతమా స్యా స్యా పాతం పాతమా స్యాస్యోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచోదృచ ఇమాం ఉదృచ ఉదృచ ఇమాన్ ధియమ్.

మనోజుజో మనోయుజ సుదక్షా దక్ష పితారః మనోయుజ ఇతి మనః యుగ్రహ భూయో భర మా భర భూయో భూయో భరమా భరమా మా భర భరమా పృణన్ పృణన్ మా భర భరమా పృణన్ మా పృణన్ పృణన్ మా పృణన్ పూర్త్యా పూర్త్యా పృణన్ మా పృణన్ పూర్త్యా పూర్త్యా పూర్త్యా పృణన్ పృణన్ పూర్త్యామి పూర్త్యా పృణన్ పృణన్ పూర్త్యా పూర్త్యామి పూర్త్యా పూర్త్యా విరాధిరాధి పూర్త్యా పూర్త్యా విరాధి రాధిరాధి విరాధి మా రాధి విరాధి మా రాధిరాధి మాహమహం మా రాధిరాధి మాహం మాహమహం మామాయుషాయుషాహం మామాయుషాయుషాహమహమాయుషా చంద్రం చంద్రమాయుషాహమహమాయుషా చంద్రం ఆయుషా చంద్రం చంద్రమాయుషాయుషా చంద్రమస్యసి చంద్రమాయుషాయుషా చంద్రమసి చంద్రమస్యసి చంద్రం చంద్రమసి మమ మమాసి చంద్రం చంద్రమసి మమాసి మమ మమాసి మమ భోగాయ భోగాయ మమాసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవ వస్త్రం వస్త్రం భవ భోగాయ భోగాయ భవ వస్త్రం వస్త్రం భవ భవ వస్త్రమస్యసి వస్త్రం భవ భవ వస్త్రమసి వస్త్రమస్యసి వస్త్రం వస్త్రమసి మమ మమాసి వస్త్రం వస్త్రమసి మమాసి మమ మమాసి మమ భోగాయ భోగాయ మమాసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవోశ్రోస్రా భవ భోగాయ భోగాయ భవోస్రా శ్రోస్రా భవ భవోస్రాస్య శుశ్రా భవ భవోస్రాసి శుశ్రాస్య శుశ్రోస్రాసి మమ మమాసి శుశ్రోస్రాసి మమాసి మమ మమాస్యసి మమ భోగాయ భోగాయ మమాస్యసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవ హయో హయో భవ భోగాయ భోగాయ భవ హయ భవ హయో హయో భవ భవ హయోస్యసి హయో భవ భవ హయోసి హయోస్యసి హయో హయోసి మమ మమాసి హయో హయోసి మమాసి మమ మమాస్యసి మమ భోగాయ భోగాయ మమాస్యసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవ ఛాగశ్చాగో భవ భోగాయ భోగాయ భవ ఛాగః ఛాగశ్చాగో భవ భవ ఛాగోస్యసి ఛాగో భవ భవ ఛాగోసి ఛాగోస్యసి ఛాగశ్చాగోసి మమ మమాసి ఛాగశ్చాగోసి మమాసి మమ మమాస్యసి మమ భోగాయ భోగాయ మమాస్యసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవ మేషో మేషో భవ భోగాయ భోగాయ భవ మేషో మేషో భవ భవ మేషోస్యసి మేషో భవ భవ మేషోసి మేషోస్యసి మేషో మేషోసి మమ మమాసి మేషో మేషోసి మమాసి మమ మమాస్యసి మమ భోగాయ భోగాయ మమాస్యసి మమ భోగాయ భోగాయ భోగాయ మమ మమ భోగాయ భవ భవ భోగాయ మమ మమ భోగాయ భవ భోగాయ భవ భవ భోగాయ భోగాయ భవ వాయవే వాయవే భవ భోగాయ భోగాయ భవ వాయవే వాయవే వాయవే భవ భవ వాయవేత్మాత్మా వాయవే భవ భవ వాయవేత్మా వాయవేత్మాత్మా వాయవే వాయవేత్మా వరుణాయ వరుణాయత్మా వాయవే వాయవేత్మా వరుణాయ వరుణాయ వరుణాయత్మాత్మా వరుణాయత్మాత్మా వరుణాయత్మాత్మా వరుణాయత్మా వరుణాయత్మాత్మా వరుణాయ వరుణాయత్మా నిరుత్తి నిరుత్తిత్వా వరుణాయ వరుణాయత్మా నిరుత్తి నిరుత్తి నిరుత్యైత్వాత్మా నిరుత్యైత్వాత్మా నిరుత్యైత్వాత్మా నిరుత్యైత్వా నిరుత్యైత్వాత్మా నిరుత్తి నిరుత్యైత్వా రుద్రాయ రుద్రాయత్వా నిరుత్తి నిరుత్యైత్వా రుద్రాయ రుద్రాయ రుద్రాయత్వాత్మా రుద్రాయత్వాత్మా రుద్రాయత్వాత్మా రుద్రాయత్వాత్మా రుద్రాయ రుద్రాయత్వా దేవీర్దేవీ స్వాత్వా దేవీ రాభ ఆపో దేవీ స్వాత్వా దేవీ రాభ దేవీ రాభ ఆపో దేవీర్దేవీ రాపో అపామ పామాపో దేవీర్దేవీ రాపో అపామ ఆపో అపామ పామాప ఆపో అపాన్న పాన్న పాద పామాప ఆపో అపాన్న పాద పాన్న పాన్న పాద పామ పాన్న పాద్యో యోన పాద పామ పాన్న పాద్య పాద్యో యోన పాన్న పాద్య ఊర్మిర్ యోన పాన్న పాద్య ఊర్మి ఊర్మిరోర్మిర్యోయ ఊర్మిరహ విశ్వో విశ్వ ఊర్మిర్యోయ ఊర్మిరహ విశ్వ ఊర్మిర్హ విశ్వోహ విశ్వ ఊర్మిర్ోర్మిర్హ విశ్వ ఇంద్రియావానింద్రియావానుహ విశ్వ ఊర్మిర్ోర్మిర్హ విశ్వ ఇంద్రియావాను విశ్వ ఇంద్రియావానింద్రియావానుహ విశ్వోహ విశ్వ ఇంద్రియావాన్ మదింతమో మదింతమ ఇంద్రియావానుహ విశ్వోహ విశ్వ ఇంద్రియావాన్ మదింతమహాయావాన్ మదింతమో మదింతమ ఇంద్రియావానింద్రియావాన్ మదింతమస్తంతం మదింతమ ఇంద్రియావాన్ ఇంద్రియావాన్ మదింతమస్తం ఇంద్రియావానిది ఇంద్రియావానో మదింతమస్తంతం మదింతమో మదింతమస్తం వో వస్తం మదింతమో మదింతమస్తంబ వస్తంతం వో మా వస్తంతం వో మా వో మా మా వో వో మా వావ మా వో వో మా వావ మా వక్రమిషం క్రమిషమ మా వక్రమిషం అవక్రమిషం క్రమిషమ వావక్రమిషమచ్చిన్నమచ్చిన్నం క్రమిషమ వావక్రమిషమచ్చిన్నం క్రమిషమచ్చిన్నమచ్ఛిన్నం క్రమిషం క్రమిషమచ్ఛిన్నం తొందం తొందుమచ్ఛిన్నం క్రమిషం క్రమిషమచ్ఛిన్నం తొందం అశ్విన్నం తొందం తొందుమచ్ఛిన్నమచ్ఛిన్నం తొందం పృథివ్యాస్తంతుమచ్ఛిన్నమచ్ఛిన్నం తొందం పృథివ్యా అనుగేషం గేషమను పృథివ్యా అనుగేషం అనుగేషం గేషమన్వను గేషం భద్రాత్ భద్రాత్ గేషమన్వను గేషం భద్రాత్ గేషం భద్రాత్ భద్రాత్ గేషం భద్రాదభ్యభి భద్రాత్ గేషం భద్రాదభి భద్రాదభ్యభి భద్రాత్ భద్రాదభి శ్రేయ శ్రేయోభి భద్రాత్ భద్రాదభి శ్రేయ శ్రేయోభ్యభి శ్రేయ ప్రశ్రేయోభ్యభి శ్రేయ ప్రశ్రేయ ప్రశ్రేయ శ్రేయ ప్రేహి ప్రశ్రేయ శ్రేయ ప్రేహి ప్రేహి ప్రప్రేహి బృహస్పతిర్బృహస్పతి ప్రప్రేహి బృహస్పతి బృహస్పతిర్బృహస్పతి బృహస్పతి పుర ఏతా పుర ఏతా బృహస్పతి బృహస్పతి పుర ఏతా బృహస్పతి పుర ఏతా పుర ఏతా బృహస్పతిర్బృహస్పతి పుర ఏతా తే పుర ఏతా బృహస్పతిర్బృహస్పతి పుర ఏతా పుర ఏతా పుర ఏతా అస్తుతే అస్వథా శుక్రతనోస్తనోరిదమిదం తనోరిదమిదం తనోస్తనోరిదం తనోరిదమిదం తనోస్తనోరి ఇదం వర్చో వర్చ ఇదం తనోస్తనోరిదం వర్చ ఇదం వర్చో వర్చ ఇదమిదం వర్చస్తయాతయా వర్చ ఇదమిదం వర్చస్తయాతయా వర్చో వర్చస్తయా సగం సందయా వర్చో వర్చస్తయా సంతయా సగం సందయాతయా సంభవ భవ సందయాతయా సంభవ భవ భవ సగం సంభవ భ్రాజం భ్రాజం భవ సగం సంభవ భ్రాజం భవ భ్రాజం భ్రాజం భవ భవ భ్రాజం గచ్చ గచ్చ భ్రాజం భవ భవ భ్రాజం గచ్చ భ్రాజం గచ్చ గచ్చ భ్రాజం భ్రాజం గచ్చ జోర్జోర్గచ్చ భ్రాజం భ్రాజం గచ్చ జోర్జోర్గచ్చ గచ్చ జోరస్సి జోర్గచ్చ గచ్చ జోరసి జోరస్సి జోర్జోరసి ధృతా ధృతాసి జోర్జోరసి ధృతా ధృతా ధృతాస్సి ధృతా మనసా మనసా ధృతాస్సి ధృతా మనసా మనసా మనసా ధృతా ధృతా మనసా దుష్టా దుష్టా మనసా ధృతా ధృతా మనసా దుష్టా మనసా దుష్టా దుష్టా మనసా మనసా దుష్టా విష్ణవే విష్ణవే దుష్టా మనసా మనసా దుష్టా విష్ణవే విష్ణవే విష్ణవే దుష్టా దుష్టా విష్ణవే తస్యాస్తస్యా విష్ణవే దుష్టా దుష్టా విష్ణవే తస్యాస్తస్యా విష్ణవే విష్ణవే తస్యాస్తే తస్యా విష్ణవే విష్ణవే తస్యాస్తే తస్యాస్తస్యాస్తే సత్యసమసస్తే తస్యాస్తస్యాస్తే సత్యసమసః సత్యసమసస్తే సత్యసమసః ప్రసవే ప్రసవే సత్యసమసస్తే సత్యసమసః ప్రసవే సమసః ప్రసవే ప్రసవే సత్యసమసః సత్యసమసః ప్రసవే వాచో వాచః ప్రసవే సత్యసమసః సత్యసమసః ప్రసవే వాచః సత్యసమస ఇది సత్యసమసః ప్రసవే వాచో వాచః ప్రసవే ప్రసవే వాచో యంత్రం యంత్రం వాచః ప్రసవే ప్రసవే వాచో యంత్రం సవ ఇది ప్రసవే వాచో యంత్రం యంత్రం వాచో వాచో యంత్రమశీయా శీయ యంత్రం వాచో వాచో యంత్రమశీయా యంత్రమశీయా శీయ యంత్రం యంత్రమశీయ స్వాహా స్వాహా శీయ యంత్రం యంత్రమశీయ స్వాహా శీయ స్వాహా స్వాహా శీయా శీయ స్వాహా శుక్రగో శుక్రజ్ఞ స్వాహా శీయా శీయ స్వాహా శుక్రం స్వాహా శుక్రగో శుక్రజ్ఞ స్వాహా స్వాహా శుక్రమస్య శుక్రగ్ స్వాహా స్వాహా శుక్రమసి శుక్రమస్య శుక్రగో శుక్రమస్య అమృతమమృతమస్య శుక్రగో శుక్రమస్య అమృతం అమృతమస్యమృతమస్యమృతమస్యమృతమసి వైశ్వదేవం వైశ్వదేవమస్య వైశ్వదేవమస్య వైశ్వదేవం హరిర్హవిర్వైశ్వదేవమస్య వైశ్వదేవం హవిః వైశ్వదేవం హరిర్హవిర్వైశ్వదేవం వైశ్వదేవం హవిః సూర్యస్య సూర్యస్య హవిర్వైశ్వదేవం వైశ్వదేవం హవిః సూర్యస్య వైశ్వదేవమిది వైశ్వదేవం హవిః సూర్యస్య సూర్యస్య హవిర్హవిః సూర్యస్య చక్షుశ్చక్షుః సూర్యస్య హవిర్హవిః సూర్యస్య చక్షుః సూర్యస్య చక్షుశ్చక్షుః సూర్యస్య సూర్యస్య చక్షురాజక్షుః సూర్యస్య సూర్యస్య చక్షురాజక్షుశ్చక్షురారుహమరుహమాచక్షుశ్చక్షురారుహం క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాసి క్షత్రియాస క్షత్రియాస్యతి తిరది తిరసి క్షత్రియా క్షత్రియాస్యతి తిరస్యతి తిరది తిరస్యస్యతి తిరభయస్యతి తిరస్యస్యతి తిరసి అది తిరస్యస్యతి తిరది తిరస్యుభయత శ్రీష్ణ్యుభయత శ్రేష్ణ్యస్యతి తిరది తిరస్యుభయత శ్రీష్ణీభయత శ్రేష్ణ్యుభయత శ్రేష్ణ్యస్యుభయత శ్రేష్ణే సా సోభయత శ్రేష్ణ్యస్యుభయత శ్రేష్ణే సా శ్రేష్ణే సా సోభయత శ్రేష్ణ్యుభయత శ్రేష్ణే సా నో న సోభయత శ్రేష్ణ్యుభయత శ్రేష్ణే సాన శ్రేష్ణేత్యుభయత సంభవ మిత్రో మిత్రో భవ సగుణ సంభవ మిత్ర మిత్రో మిత్రో భవ భవ మిత్రస్వా మిత్రో భవ భవ మిత్రస్వా మిత్రో మిత్రస్వా పది పదిత్వా మిత్రో మిత్రస్వా పది పాత్మింద్రాయాధ్యక్షాయాధ్యక్షాయేంద్రాయ పాదు పాత్మింద్రాయాధ్యక్షాయాధ్యక్షాయేంద్రాయేంద్రాయాధ్యక్షాయాన్వన్వధ్యక్షాయాధ్యక్షాయాను స్వస్తి స్వస్తి సోమ సఖా పునః పునః సోమ సఖా స్వస్తి స్వస్తి సోమ సఖా పునః పునః సోమ సఖా పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పునః పునః సోమ సఖా పున ఏతి సోమా సఖా పునరా పునః పునరేహి యా పునః పునరేహి ఏహి సహ సహేహి సహ సహేహి సహ రయ్యా రయ్యా సహేహి సహ రయ్యా రయ్యా రయ్యా సహ సహ రయ్యాది రయ్యా శివస్వీవస్వ్యసి రుద్రా రుద్రా శివస్వీవస్వ్యసి రుద్రా రుద్రా రుద్రాస్యసి రుద్రాస్యసి రుద్రాస్యసి రుద్రాసి రుద్రాస్యసి రుద్రా రుద్రాస్యది తిరది తిరసి రుద్రా రుద్రాస్యది తిరది తిరది తిరస్యస్యది తిరస్యస్యది తిరస్యస్యది తిరసి తిరస్యస్యది తిరది తిరస్యాదిత్యాస్యది ఆదిత్యాస్యాదిత్యాస్య శుక్రా శుక్రాస్యాదిత్యాది శుక్రా శుక్రాసి చంద్రా చంద్రాసి శుక్రా శుక్రాసి చంద్రా చంద్రాస్యసి చంద్రా చంద్రాసి బృహస్పతి రసి చంద్రా చంద్రాసి బృహస్పతి బృహస్పతి బృహస్పతి రస్యతి బృహస్పతి స్వాత్వా బృహస్పతి రస్యతి బృహస్పతి బృహస్పతి స్వాత్వా బృహస్పతి బృహస్పతి స్వా సుమ్నే సుమ్నే త్వా బృహస్పతి బృహస్పతి స్వా సుమ్నే సుమ్నే సుమ్నే త్వా సుమ్నే రణవతు రణవతు సుమ్నే త్వా సుమ్నే రణవతు సుమ్నే రణవతు రణవతు సుమ్నే సుమ్నే రణవతు రుద్ర రుద్ర రణవతు సుమ్నే సుమ్నే రణవతు రుద్ర రుద్ర రుద్ర రణవతు రణవతు రుద్ర వసు ధర్మసు భీ రుద్ర రణవతు రణవతు రుద్ర వసు భీ ధర్మసు భీ రుద్ర రుద్ర వసు భిరా వసు భీ రుద్ర రుద్ర వసు భిరా వసు భిరా వసు ధర్మసు భిరా చికేతు చికేత్వా వసు భిర్వా భిరా చికేతు వసు చికేతు పృథివ్యా పృథివ్యాశ్చికేత్వాచికేతు పృథివ్యాశ్చికేత్వాచికేతు పృథివ్యాస్వాథివ్యాశ్చికేతుచికేతు మూర్ధన్ మూర్ధన్ వా పృథివ్యా పృథివ్యాస్వా మూర్ధన్ మూర్ధన్ మూర్ధన్ వా మూర్ధన్ నా మూర్ధన్ వా మూర్ధన్ నా మూర్ధన్ నా మూర్ధన్ మూర్ధన్ నాది ఘర్మితి ఘర్మ్యా మూర్ధన్ మూర్ధన్ నాది ఘర్మి ఆది ఘర్మితి ఘర్మ్యాది ఘర్మిదే వైజనే దే వైజనేది ఘర్మ్యాది ఘర్మిదే వైజనే ఘర్మిదే వైజనే దే వైజనేది ఘర్మిది ఘర్మిదే వైజన ఇడాయాదే వైజనేది ఘర్మిది ఘర్మిదే వైజన ఇడాయా వైజన ఇడాయా దే వైజనే దే వైజన ఇడాయా పదే పద ఇడాయా దే వైజనే దే వైజన ఇడాయా పదే వైజన ఇది దేవాయజనేయా పదే పద ఇడాయా ఇడాయా పదే కృతవతి కృతవతి పద ఇడాయా ఇడాయా పదే కృతవతి కృతవతి కృతవతి పదే పదే కృతవతి స్వాహా స్వాహా కృతవతి పదే పదే కృతవతి స్వాహతి స్వాహా స్వాహా కృతవతి కృతవతి స్వాహా పరిలిఖితం పరిలిఖితజ్ఞ స్వాహా కృతవతి కృతవతి స్వాహా పరిలిఖితం కృతవతీతి కృతవతి స్వాహా పరిలిఖితం పరిలిఖితజ్ఞ స్వాహా స్వాహా పరిలిఖితగం రక్షో రక్ష పరిలిఖితజ్ఞ స్వాహా స్వాహా పరిలిఖితగం రక్ష పరిలిఖితగం రక్షో రక్ష పరిలిఖితం పరిలిఖితగం రక్ష పరిలిఖిత పరిలిఖిత రక్ష పరిలిఖితం పరిలిఖితగం రక్ష పరిలిఖిత పరిలిఖితమిది పరిలిఖితం రక్ష పరిలిఖిత పరిలిఖిత రక్ష రక్ష పరిలిఖిత అరాతయో రాతయ పరిలిఖిత రక్ష రక్ష పరిలిఖిత అరాతయ పరిలిఖిత అరాతయో రాతయ పరిలిఖిత పరిలిఖిత అరాతయ ఇదమిదమరాతయ పరిలిఖిత పరిలిఖిత అరాతయ ఇదం పరిలిఖిత ఇది పరిలిఖిత అరాతయ ఇదమిదమరాతయో రాతయ ఇదమహమహమిదమరాతయో రాతయ ఇదమహం ఇదమహమహమిదమిదమహగో రక్షసో రక్షసోహమిదమిదమహగో రక్షసహగో రక్షసో రక్షసోహమహగో రక్షసో గ్రీవా గ్రీవా రక్షసోహమహగో రక్షసో గ్రీవాసో గ్రీవా గ్రీవా రక్షసో రక్షసో గ్రీవా అప్యపి గ్రీవా రక్షసో రక్షసో గ్రీవా అపి గ్రీవా అప్యపి గ్రీవా గ్రీవా అపి గృందామి గృందామ్యపి గ్రీవా గ్రీవా అపి గృందామి గృందామి గృందామ్యప్యపి గృందామి యోయ కృందామ్యప్యపి గృందామి యః గృందామి యోయ కృందామి గృందామి యోస్మానస్మాన యః కృందామి గృందామి యోస్మాన్ యోస్మానస్మాన్ యోయోస్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మాన్ యోయోస్మాన్ ద్వేష్టి స్మాన్ ద్వేష్టి ద్వేష్ట్యస్మానస్మాన్ ద్వేష్టి యన్యన్ ద్వేష్ట్యస్మానస్మాన్ ద్వేష్టి యం ద్వేష్టి యన్యన్ ద్వేష్టి ద్వేష్టి యంచ తయన్ ద్వేష్టి ద్వేష్టి యంచ చ చ యన్యన్ చ వయం వయం చ యన్యన్ చ వయం చ వయం వయం చ వయం ద్విష్మో ద్విష్మో వయం చ వయం ద్విష్మః ద్విష్మో ద్విష్మో వయం వయం ద్విష్మ ఇదమిదం ద్విష్మో వయం వయం ద్విష్మ ఇదం ద్విష్మ ఇదమిదం ద్విష్మో ద్విష్మ ఇదమస్యాస్యేదం ద్విష్మో ద్విష్మ ఇదమస్యాస్యేదమిదమస్య గ్రీవా గ్రీవా అస్వేదమిదమస్య గ్రీవా గ్రీవా గ్రీవా అస్యాస్య గ్రీవా అప్యపి గ్రీవా అస్యాస్య గ్రీవా అపి గ్రీవా అప్యపి గ్రీవా గ్రీవా అపి గృందామి గృందామి గృంధామ్యపి గ్రీవా గ్రీవా అపి గృంధామి గృంధామి గృంధామ్యప్యపి గృంధామ్యస్మే అస్మే గృంధామ్యప్యపి గృంధామ్యస్మే గృంధామ్యస్మే అస్మే గృంధామి గృంధామ్యస్మే రాజో రాజోస్మే గృంధామి గృంధామ్యస్మే రాజః అస్మే రాజో రాజోస్మే అస్మే రాజస్త్వే త్వే రాజోస్మే అస్మే రాజస్త్వే ఇత్యస్మే రాజస్త్వే త్వే రాజో రాజస్త్వే రాజో రాజస్త్వే రాజో రాజస్త్వే రాజః రాజో రాజస్త్వే త్వే రాజస్తో తేతో తే రాజస్త్వే త్వే రాజస్తో తేస్తో తేతో తే రాజో రాజస్తో తే రాజో రాజస్తో తే రాజో రాజస్తో తే రాజః తే రాజో రాజస్తో తేతో తే రాజస్సగో సగో రాజస్తో తేతో తే రాజస్సం రాజస్సగో సగో రాజో రాజస్సం దేవి దేవి సగో రాజో రాజస్సం దేవి దేవి దేవి సగం సందేవి దేవ్యా దేవ్యా దేవి సగం సందేవి దేవ్యా దేవి దేవ్యా దేవ్యా దేవి దేవి దేవ్యోర్వశ్యోర్వశ్యా దేవ్యా దేవి దేవి దేవ్యోర్వశ్యోర్వశ్యా దేవ్యా దేవ్యోర్వశ్యా పశ్యస్వ పశ్యస్వోర్వశ్యా దేవ్యా దేవ్యోర్వశ్యా పశ్యస్వర్వశ్యా పశ్యస్వ పశ్యస్వోర్వశ్యోర్వశ్యా పశ్యస్వ పష్టీమతి పష్టీమతి పశ్యస్వోర్వశ్యోర్వశ్యా పశ్యస్వ పష్టీమతి పశ్యస్వత్పష్టీమతి పష్టీమతి పశ్యస్వ పశ్యస్వత్పష్టీమతి త్వష్టీమతి పశ్యస్వ పశ్యస్వత్పష్టీమతి పష్టీమతి పష్టీమతి పష్టీమతి ష్టీమతిష్టీమతి సపేయ సురేత సురేత సపేయతే సపేయ సురేత సపేజ సురేత సురేత సపేజ సపేజ సురేత రేతో రేత సురేత సపేజ సపేజ సురేత రేత రేతో రేత సురేత సురేత రేతో దధానా దధానా రేత సురేత సురేత రేతో దధానా ఇది సురేత రేతో దధానా దధానా రేతో రేతో దధానా వీరం వీరం దధానా రేతో రేతో దధానా వీరం దధానా వీరం వీరం దధానా దధానా వీరం విదేజ విదేజ వీరం దధానా దధానా వీరం విదేజ వీరం విదేజ విదేజ వీరం వీరం విదేజ తవ తవ విదేజ వీరం వీరం విదేజ తవ తవ తవ విదేజ విదేజ తవ సందృశి సందృశి తవ విదేజ విదేజ తవ సందృశి తవ సందృశి సందృశి తవ తవ సందృశి మామ సందృశి తవ తవ సందృశి సందృశి మామ సందృశి సందృశి మాహమహం మా సందృశి సందృశి మాహం సందృశీతి సందృశి మహం మామాహగో రాజో రాజోహం మామాహగో రాజ హగో రాజో రాజోహం హగో రాజస్పోషేణ పోషేణ రాజోహమహగో రాజస్పోషేణ రాజస్పోషేణ పోషేణ రాజో రాజస్పోషేణ విపోషేణ రాజో రాజస్పోషేణ విపోషేణ విపోషేణ పోషేణ వియోషం యోషం విపోషేణ పోషేణ వియోషం యోషం యోషం విజోషం యోషం అగుంశ పృచ్యతామృచ్యతామగుంశస్తే అగుంశ పృచ్యతాం పృచ్యతామగుంశరగుంశ పృచ్యతాం పరుషా పరుషా పృచ్యతామగుంశరగుంశ పృచ్యతాం పరుషాం పరుషా పరుషా పృచ్యతామృచ్యతాం పరుషా పరు పరు పరుషా పృచ్యతామృచ్యతాం పరుషా పరు పరుషా పరు పరు పరుషా పరుషా పరుర్గంధో గంధ పరు పరుషా పరుషా పరుర్గంధ గంధో గంధ పరు పరుర్గంధస్తే గంధ పరు పరుర్గంధస్తే గంధో గంధస్తే కామం కామం దే గంధో గంధస్తే కామం దే కామం కామం దే కామమవత్వవతు కామం దే కామమవతు కామమవత్వవతు కామం కామమవతు మదాయ మదాయావతు కామం కామమవతు మదాయ అవతు మదాయ మదాయావత్వవతు మదాయ రసో రసో మదాయావత్వవతు మదాయ రసః మదాయ రసో రసో మదాయ మదాయ రసో అచ్యుతో అచ్యుతో రసో మదాయ మదాయ రసో అచ్యుతః రసో అచ్యుతో అచ్యుతో రసో రసో అచ్యుతో మాత్యో మాత్యో అచ్యుతో రసో రసో అచ్యుతో మాత్యః అచ్యుతో మాత్యో మాత్యో అచ్యుతో అచ్యుతో మాత్యో స్యస్య మాత్యో అచ్యుతో అచ్యుతో మాత్యోసి మాత్యో స్యస్య మాత్యో మాత్యోసి శుక్ర శుక్రోస్య మాత్యో మాత్యోసి శుక్ర శుక్ర శుక్రోస్య శుక్రస్తే శుక్రోస్య శుక్రస్తే శుక్ర శుక్రస్తే గ్రహో గ్రహస్తే శుక్ర శుక్రస్తే గ్రహ గ్రహో గ్రహస్తే గ్రహోభ్యభిగ్రహస్తే గ్రహోభ్యభిగ్రహ గ్రహోభిత్యంత్యమభిగ్రహ గ్రహోభిత్యం అభిత్యంత్యమభ్యభిత్యం దేవం దేవంత్యమభ్యభిత్యం దేవం యం దేవం దేవం చంచం దేవగో సవితారగో సవితారం దేవం చంచం దేవగో సవితారం దేవగో సవితారగో సవితారం దేవం దేవగో సవితారం ఊణ్యోరుణ్యో సవితారం దేవం దేవగో సవితారం ఊణ్యో సవితారమోణ్యోరుణ్యో సవితారగో సవితారమోణ్యో కవిక్రదుం కవిక్రదమోణ్యో సవితారగో సవితారమోణ్యో కవిక్రదుం ఊణ్యో కవిక్రదుం కవిక్రదమోణ్యో రుణ్యోః కవిక్రతమర్చామ్యర్చామి కవిక్రతం రుణ్యో రుణ్యోః కవిక్రతమర్చామి కవిక్రతమర్చామ్యర్చామి కవిక్రతం కవిక్రతమర్చామి సత్యసలసం సత్యసలసమర్చామి కవిక్రతం కవిక్రతమర్చామి సత్యసలసం కవిక్రతమిది కవిక్రతమర్చామి సత్యసలసం సత్యసలసమర్చామ్యర్చామి సత్యసలసం రత్నధాగం రత్నధాగం సత్యసలసమర్చామ్యర్చామి సత్యసలసం రత్నధాసలసం రత్నధాగం రత్నధాగం సత్యసలసం సత్యసలసం రత్నధామభ్యభిరత్నధాగం సత్యసలసం సత్యసలసం రత్నధామభి సత్యసవసమితి సత్యసలసం రత్నధామభ్యభిరత్నధాగం రత్నధామభిప్రియం ప్రియమభిరత్నధాగం రత్నధామభిప్రియం రత్నధామితి రత్నధామ ప్రియం ప్రియమభ్యభిప్రియం మతిం మతిం ప్రియమభ్యభిప్రియం మతిం ప్రియం మతిం మతిం ప్రియం ప్రియం మతి మూర్ధ్వోర్ధ్వామతిం ప్రియం ప్రియం మతి వీర్యావంతమభిమాతిషాహకం శుక్రం శుక్రమభిమాతిషాహకం శుక్రం వీర్యావంతమితి వీర్యావంతం భిమాతిషాహకం శుక్రగం శుక్రమభిమాతిషాహమభిమాతిషాహకం శుక్రంతే తే శుక్రమభిమాతిషాహమభిమాతిషాహకం శుక్రంతే శుక్రంతే తే శుక్రగం శుక్రంతే శుక్రేణ శుక్రేణ తే శుక్రగం శుక్రంతే శుక్రేణ శుక్రేణ శుక్రేణ తే శుక్రేణ క్రీణామి క్రీణామి శుక్రేణ తే శుక్రేణ క్రీణామి శుక్రేణ క్రీణామి క్రీణామి శుక్రేణ శుక్రేణ క్రీణామి చంద్రం చంద్రం క్రీణామి శుక్రేణ శుక్రేణ క్రీణామి చంద్రం క్రీణామి చంద్రం చంద్రం క్రీణామి క్రీణామి చంద్రం చంద్రేణ చంద్రేణ చంద్రం క్రీణామి క్రీణామి చంద్రం చంద్రేణ చంద్రం చంద్రేణ చంద్రేణ చంద్రం చంద్రే చంద్రేణామృతం అమృతం చంద్రేణ చంద్రం చంద్రం చంద్రేణామృతం చంద్రేణామృతం అమృతం చంద్రేణ చంద్రేణామృతం అమృతేనామృతేనామృతం చంద్రేణ చంద్రేణామృతం అమృతేనామృతం అమృతేనామృతేనామృతం అమృతం అమృతేన సంయత్ సంయదమృతేనామృతం అమృతం అమృతేన సంయత్ అమృతేన సంయత్ సంయదమృతేనామృతేన సంయత్తే తే సంయదమృతేనామృతేన సంయత్తే తే సంయత్ సంయత్తే గోర్గోస్తే సంయత్ సంయత్తే గోర్గోస్తే తే గోరస్మే అస్మే గోస్తే తే గోరస్మే అస్మే గోర్గోరస్మే చంద్రాణి చంద్రాణ్యస్మే గోర్గోరస్మే చంద్రాణి అస్మే చంద్రాణి చంద్రాణ్యస్మే అస్మే చంద్రాణి తపసః తపసశ్చంద్రాణ్యస్మే అస్మే చంద్రాణి తపసః అస్మే ఇత్యస్మే చంద్రాణి తపసః తపసశ్చంద్రాణి చంద్రాణి తపసస్తనోస్తనోస్తపసశ్చంద్రాణి చంద్రాణి తపసస్తనూ తపసస్తనోస్తనోస్తపసస్తపసస్తనోరస్య సితనోస్తపసస్తపసస్తనోరసి నోరస్య సితనోస్తనోరసి ప్రజాపతే ప్రజాపతేరసి తనోస్తనోరసి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతేరస్యసి ప్రజాపతేర్వర్ణో వర్ణ ప్రజాపతేరస్యసి ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేర్వర్ణో వర్ణ ప్రజాపతే ప్రజాపతేర్వర్ణస్తస్యాస్తస్యావర్ణ ప్రజాపతే ప్రజాపతేర్వర్ణస్తస్యా ప్రజాపతేరితి ప్రజాపతే వర్ణస్తస్యాస్తస్యావర్ణోవర్ణస్తస్యాస్తేతస్యావర్ణోవర్ణస్తస్యాస్తే సహస్రపోషకం సహస్రపోషం తేతస్యాస్తస్యాస్తే సహస్రపోషం సహస్రపోషకం సహస్రపోషం తే సహస్రపోషం పుష్యంత్యాహస్రపోషం తే సహస్రపోషం పుష్యంత్యాహస్రపోషం సహస్రపోషకం సహస్రపోషం చరమేణ సహస్రపోషకం సహస్రపోషం పుష్యంత్యాశ్చరమేణ సహస్రపోషమితి సహస్రపోషం పుష్యంత్యాశ్చరమేణ చరమేణ పుష్యంత్యాః పుష్యంత్యాశ్చరమేణ పశునా పశునా చరమేణ పుష్యంత్యాః పుష్యంత్యాశ్చరమేణ పశునా చరమేణ పశునా పశునా చరమేణ చరమేణ పశునా క్రీణామి క్రీణామి పశునా చరమేణ చరమేణ పశునా క్రీణామి పశునా క్రీణామి క్రీణామి పశునా పశునా క్రీణామి అస్మే క్రీణామి పశునా పశునా క్రీణామ్యస్మే క్రీణామ్యస్మే అస్మే క్రీణామి క్రీణామ్యస్మేతే తేస్మే క్రీణామి క్రీణామ్యస్మేతే అస్మేతే తేస్మే అస్మేతే బంధుర్బంధుస్తేస్మే అస్మేతే బంధు స్మే ఇత్యస్మే బంధుర్బంధుస్తే తే బంధుర్మయి మయి బంధుస్తే తే బంధుర్మయి బంధుర్మయి మయి బంధుర్బంధుర్మయి తే తే మయి బంధుర్బంధుర్మయి తే మయి మయి తే రాజో రాజస్తే మయి మయి తే రాజ రాజో రాజస్తే తే రాజశ్రయంతాగుశ్రయంతాగుం రాజో రాజశ్రయంతామస్మే అస్మే శ్రయంతాగుం రాజో రాజశ్రయంతామస్మే శ్రయంతామస్మే అస్మే శ్రయంతాగుశ్రయంతామస్మే జ్యోతిర్జ్యోతిరస్మే శ్రయంతాగుశ్రయంతామస్మే జ్యోతిః అస్మే జ్యోతిర్జ్యోతిరస్మే అస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి జ్యోతిరస్మే అస్మే జ్యోతిః సోమవిక్రయిణి అస్మే ఇత్యస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి జ్యోతిర్జ్యోతిః సోమవిక్రయిణి తమస్తమ సోమవిక్రయిణి జ్యోతిర్జ్యోతిః సోమవిక్రయిణి సమః సోమవిక్రయిణి తమస్తమ సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమో మిత్రో మిత్రస్తమ సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమో మిత్ర సోమవిక్రయిణీతి సోమ విక్రయిణి తమో మిత్రో మిత్రస్తమస్తమో మిత్రో నో నో మిత్రస్తమస్తమో మిత్రో నః మిత్రో నో నో మిత్రో మిత్రో నః నో మిత్రో మిత్రో నః నో నేహి హ్యానో నేహి ఏహి సుమిత్రధా సుమిత్రధా ఇహ్యేహి సుమిత్రధా సుమిత్రధా సుమిత్రధా ఇహి సుమిత్రధా ఇంద్రస్యేంద్రస్య సుమిత్రధా ఇహి సుమిత్రధా ఇంద్రస్య సుమిత్రధా ఇంద్రస్యేంద్రస్య సుమిత్రధా సుమిత్రధా ఇంద్రస్యోరుమూరుమింద్రస్య సుమిత్రధా సుమిత్రధా ఇంద్రస్యోరుం సుమిత్రధా ఇది సుమిత్రధా ఇంద్రస్యోరుమూరుమింద్రస్యేంద్రస్యోరుమూరుమింద్రస్యేంద్రస్యోరుమా ఊరుమోరుమూరుమావిష విశోరుమూరుమావిష ఆవిష విషావిష దక్షిణం దక్షిణం విషావిష దక్షిణం దక్షిణం దక్షిణం విష విష దక్షిణముషన్ దక్షిణం విషమిష దక్షిణముషన్ దక్షిణముషన్ దక్షిణం దక్షిణముషన్ దక్షిణం సీదా సీదాస్త భ్రాత్ సీదా సీదాస్త భ్రాత్ సీదా సీదాస్త భ్రాత్ సీదా సీదాస్త భ్రాత్ యాన్ యామస్త భ్రాత్ స్త ృషభోత్యామృషభోత్యామృషభోత్యామృషభోత్యామృషభో అంతరిక్షమంతరిక్షమృషభోత్యామృషభో అంతరిక్షంభో అంతరిక్షమంతరిక్షమృషభో అంతరిక్షమమితమితాంతరిక్షమృషభో అంతరిక్షమమిత అంతరిక్షమమితమితాంతరిక్షమంతరిక్షమమిత పరిమాణం పరిమాణమమితాంతరిక్షమంతరిక్షమమిత పరిమాణం మేత పరిమాణం పృథివ్యా పృథివ్యా పరిమాణమేత పరిమాణం పృథివ్యా పరిమాణం పరిమాణం పృథివ్యా ఆ పృథివ్యా పరిమాణం పరిమాణం పృథివ్యా ఆ పృథివ్యా ఆ పృథివ్యా పృథివ్యా ఆసీదసీదా పృథివ్యా పృథివ్యా ఆసీదత్ ఆసీదసీదాసీద్విశ్వాసీదద్విశ్వాసీద్విశ్వాసీద్విశ్వా భువనాని భువనాని విశ్వాసీదసీ అవీరహణావీరహణావనశ్రూ అనశ్రూ అవీరహణావీరహణావనశ్రూ అనశ్రూ అవీరహణౌ అవీరహణావీరహణావనశ్రూ అనశ్రూ అవీరహణౌ అవీరహణౌ బ్రహ్మచోదనౌ బ్రహ్మచోదనావీరహణావనశ్రూ అవీరహణౌ బ్రహ్మచోదనౌ అనశ్రూ ఇత్యనశ్రూ అవీరహణౌ బ్రహ్మచోదనౌ బ్రహ్మచోదనావీరహణావీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య వరుణస్య బ్రహ్మచోదనావీరహణావీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య బ్రహ్మచోదనౌ వరుణస్య వరుణస్య బ్రహ్మచోదనౌ బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనగ్న స్కంభనం వరుణస్య బ్రహ్మచోదనౌ బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనం బ్రహ్మచోదనావితి బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనగ్న స్కంభనం వరుణస్య వరుణస్య స్కంభనమస్య స్కంభనం వరుణస్య వరుణస్య స్కంభనమసి స్కంభనమస్య స్కంభనగ్న స్కంభనమసి వరుణస్య వరుణస్య స్కంభనగ్న స్కంభనమసి వరుణస్య వరుణస్య వరుణస్యాస్య వరుణస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనం వరుణస్యాస్య వరుణస్య స్కంభ సర్జనం వరుణస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనం వరుణస్య వరుణస్య స్కంభ సర్జనమస్య స్కంభ సర్జనం వరుణస్య వరుణస్య స్కంభ సర్జనమసి స్కంభ సర్జనమస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనమసి ప్రత్యస్థ ప్రత్యస్థోసి స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనమసి ప్రత్యస్థ స్కంభ సర్జనమితి స్కంభ సర్జనం ప్రత్యస్థ ప్రత్యస్థోస్యసి ప్రత్యస్థో వరుణస్య వరుణస్య ప్రత్యస్థోస్యసి ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్థో వరుణస్య వరుణస్య ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య పాశ పాశో వరుణస్య ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య పాశ ఇది ప్రదేశ వరుణస్య పాశ పాశో వరుణస్య వరుణస్య పాశ ఇది పాశ్యవస్వ చ్యవస్వ ప్రచ్యవస్వ భువో భువస్యవస్వ ప్రచ్యవస్వ భువ శ్యవస్వ భువో భువస్యవస్వ చ్యవస్వ భువస్పతే తదే భువస్యవస్వ చ్యవస్వ భువస్పతే భువస్పతే పదే భువో భువస్పతే విశ్వాని విశ్వాని పదే భువో భువస్పతే విశ్వాని విశ్వాని విశ్వాని పదే పదే విశ్వాన్యభ్యభి విశ్వాని పదే పదే విశ్వాన్యభి విశ్వాన్యభ్యభి విశ్వాని విశ్వాన్యభిధామాని ధామాన్యభి విశ్వాని విశ్వాన్యభిధామాని అభిధామాన్ని ధామాన్యభ్యభిధామాని మామాధామాన్యభ్యభిధామాని మామాని మామాధామాని ధామాని మాధామాని ధామాని మాత్వా మామాత్వా పరి పరి పరి పరి త్వా మామాత్వా పరి పరి పరి పరి పరి పరి త్వా పరి పరి విదద్ విదత్ పరి పరి త్వా పరి పరి విదత్ పరి పరి విదద్ విదత్ పరి పరి పరి పరి విదన్ మా విదత్ పరి పరి పరి పరి విదన్ మా పరి పరీతి పరి పరి మా విదత్ విదన్ మాత్వా మా విదత్ విదన్ మాత్వా మామాత్వా పరిబంధిన పరిబంధిన స్వా మామాత్వా పరిబంధిన పరిబంధిన పరిబంధిన స్వాత్వా పరిబంధినో విదన్ విదన్ పరిబంధిన స్వాత్వా పరిబంధినో విదన్ పరిబంధినో విదన్ విదన్ పరిబంధిన పరిబంధినో విదన్ మా విదన్ పరిబంధిన పరిబంధినో విదన్ మా పరిబంధిన ఇది పరిబంధిన మా విదన్ విదన్ మాత్వా మా విదన్ విదన్ మాత్వా మామాత్వా వృకా వృకా మామాత్వా వృకా వృకాస్త్వాత్వా వృకా అఘాయవో ఘాయవో వృకాస్త్వాత్వా వృకా అఘాయవ అఘాయవో ఘాయవో వృకా వృకా అఘాయవో మామా ఘాయవో వృకా వృకా అఘాయవో మా ఘాయవో మామా ఘాయవో ఘాయవో మా గంధర్వో గంధర్వో మా ఘాయవో ఘాయవో మా గంధర్వ గంధర్వో గంధర్వో మా గంధర్వో విశ్వావసుర్ విశ్వావసుర్గంధర్వో మా గంధర్వో విశ్వావసు గంధర్వో విశ్వావసుర్ విశ్వావసుర్గంధర్వో గంధర్వో విశ్వావసురా విశ్వావసుర్గంధర్వో గంధర్వో విశ్వావసురా విశ్వావసురా విశ్వావసుర్ విశ్వావసురాద ఘట్ట విశ్వావసుర్ విశ్వావసురాద ఘరు విశ్వావసురితి విశ్వాసు ఆద ఘద్ద ఘదాద ఘచ్చేన శ్యేనోదఘదాద ఘచ్చేన ఘచ్చేన శ్యేనోదఘద్ద ఘచ్చేనో భూత్వా భూత్వా శ్యేనోదఘద్ద ఘచ్చేనో భూత్వా శ్యేనో భూత్వా భూత్వా శ్యేన శ్యేనో భూత్వా పరాపరా భూత్వా శ్యేన శ్యేనో భూత్వా పరా భూత్వా పరాపరా భూత్వా భూత్వా పరా భూత్వా భూత్వా పరాపత పరాపత పద పరాపరాపత యజమానస్ యజమానస్య పద పరాపరాపత యజమానస్ యజమానస్ యజమానస్ పద పద యజమానస్ నో నో యజమానస్ పద పద యజమానస్ నహ యజమానస్య నో నో యజమానస్య యజమానస్య నో గృహే గృహే నో యజమానస్య యజమానస్య నో గృహే గృహే గృహే నో నో గృహే దేవైర్గృహే నో నో గృహే దేవైః దేవైర్దేవైర్గృహే గృహే దేవైః సద్గుస్కృతం సద్గుస్కృతం దేవైర్గృహే గృహే దేవైః సద్గుస్కృతం దేవైః సద్గుస్కృతం సద్గుస్కృతం దేవైర్దేవైః సద్గుస్కృతం యజమానస్య యజమానస్య సద్గుస్కృతం దేవైర్దేవైః సద్గుస్కృతం యజమానస్య సద్గుస్కృతం యజమానస్య యజమానస్య సద్గుస్కృతం సద్గుస్కృతం యజమానస్య స్వస్తియజని స్వస్తియజని యజమానస్య సద్గుస్కృతం సద్గుస్కృతం యజమానస్య స్వస్తియజని యజమానస్య స్వస్తియజని స్వస్తియజని యజమానస్య యజమానస్య స్వస్తియజన్యస్య స్వస్తియజని యజమానస్య యజమానస్య స్వస్తియజన్యసి స్వస్తియజన్యస్య స్వస్తియజని స్వస్తియజన్యస్యప్యసి స్వస్తియజని స్వస్తియజన్యస్యపి స్వస్తియజనేతి స్వస్తి అజని అస్యప్యప్యస్యస్య పిబంధాం పంథామప్యస్యస్య పిబంధాం అపిబంధాం పంథామప్య పిబంధామగస్మహ్యగస్మహి పంథామప్య పిబంధామగస్మహి పంథామగస్మహ్యగస్మహి పంథాం పంథామగస్మహి స్వస్తిగా స్వస్తిగామగస్మహి పంథాం పంథామగస్మహి స్వస్తిగామగస్మహి స్వస్తిగా స్వస్తిగామగస్మహ్యగస్మహి స్వస్తిగామనేహ సమనేహ సగ్గుస్వస్తిగామగస్మహ్యగస్మహి స్వస్తిగామనేహ సంగామనేహ సమనేహ సగ్గుస్వస్తిగా స్వస్తిగామనేహ సంయేనయేనానేహ సగ్గుస్వస్తిగా స్వస్తిగామనేహ సంయేనా స్వస్తిగామితి స్వస్తి గామ సంయేనయేనానేహ సమనేహ సంయేన విశ్వా విశ్వాజేనానేహ సమనేహ సంయేన విశ్వాహేన విశ్వా విశ్వాజేన యేన విశ్వాః పరిపరి విశ్వాజేన యేన విశ్వాః పరి విశ్వాః పరిపరి విశ్వా విశ్వాః పరిద్విషో ద్విషః పరి విశ్వా విశ్వాః పరిద్విషః పరిద్విషో ద్విషః పరిపరి ద్విషో వృణక్తి వృణక్తి ద్విషః పరిపరి ద్విషో వృణక్తి ద్విషో వృణక్తి వృణక్తి ద్విషో ద్విషో వృణక్తి విందతే విందతే వృణక్తి ద్విషో ద్విషో వృణక్తి విందతే వృణక్తి విందతే విందతే వృణక్తి వృణక్తి విందతే వసు వసు విందతే వృణక్తి వృణక్తి విందతే వసు విందతే వసు వసు విందతే విందతే వసు నమో నమో వసు విందతే విందతే వసు నమః వసు నమో నమో వసు వసు నమో మిత్రస్య మిత్రస్య నమో వసు వసు నమో మిత్రస్య నమో మిత్రస్య మిత్రస్య నమో నమో మిత్రస్య వరుణస్య వరుణస్య మిత్రస్య నమో నమో మిత్రస్య వరుణస్య మిత్రస్య వరుణస్య వరుణస్య మిత్రస్య మిత్రస్య వరుణస్య చక్షసే చక్షసే వరుణస్య మిత్రస్య మిత్రస్య వరుణస్య చక్షసే చక్షసే చక్షసే వరుణస్య వరుణస్య చక్షసే మహో మహశ్చక్షసే వరుణస్య వరుణస్య చక్షసే మహా చక్షసే మహో మహశ్చక్షసే చక్షసే మహో దేవాయ దేవాయ మహశ్చక్షసే చక్షసే మహో దేవాయ మహో దేవాయ దేవాయ మహో మహో దేవాయ తత్తద్దేవాయ మహో మహో దేవాయ తత్ దేవాయ తత్తద్దేవాయ దేవాయ తదృతమృతం తద్దేవాయ దేవాయ తదృతం తదృతమృతం తత్తదృతగుంస పర్యత సపర్యతర్తం తత్తదృతగుంస పర్యత తదగుంస పర్యత సపర్యతర్త మృతగుంస పర్యత దూరే దృశే దూరే దృశే సపర్యతర్త మృతగుంస పర్యత దూరే దృశే దూరే దృశే దూరే దృశే సపర్యత సపర్యత దూరే దృశే దేవజా తాయ దేవజా తాయ దూరే దృశే సపర్యత సపర్యత దూరే దృశే దేవజా తాయ దూరే దృశే దేవజా తాయ దేవజా తాయ దూరే దృశే దూరే దృశే దేవజా తాయ కేతవే కేతవే దేవజా తాయ దూరే దృశే దూరే దృశే దేవజా తాయ కేతవే దృశ ఇది దూరే దృశే దేవజాతాయ కేతవే కేతవే దేవజాతాయ దేవజాతాయ కేతవే దివో దివః కేతవే దేవజాతాయ దేవజాతాయ కేతవే దివః దేవజాతాయేతి దేవజాతాయ కేతవే దివో దివః కేతవే కేతవే దివస్పుత్రాయ పుత్రాయ దివః కేతవే కేతవే దివస్పుత్రాయ దివస్పుత్రాయ పుత్రాయ దివో దివస్పుత్రాయ సూర్యాయ సూర్యాయ పుత్రాయ దివో దివస్పుత్రాయ సూర్యాయ పుత్రాయ సూర్యాయ సూర్యాయ పుత్రాయ పుత్రాయ సూర్యాయ శకంసత శకంసత సూర్యాయ పుత్రాయ పుత్రాయ సూర్యాయ శకంసత సూర్యాయ శకంసత శకంసత సూర్యాయ సూర్యాయ శకంసత వరుణస్య వరుణస్య శకంసత సూర్యాయ సూర్యాయ శకంసత వరుణస్య శకంసత వరుణస్య వరుణస్య శకంసత శకంసత వరుణస్య స్కంభనగ్న స్కంభనం వరుణస్య శకంసత శకంసత వరుణస్య స్కంభనం వరుణస్య స్కంభనగ్న స్కంభనం వరుణస్య వరుణస్య స్కంభనస్య స్కంభనం వరుణస్య వరుణస్య స్కంభనమసి స్కంభనమస్య స్కంభనగ్న స్కంభనమసి వరుణస్య వరుణస్య స్కంభనగ్న స్కంభనమసి వరుణస్య వరుణస్య వరుణస్య వరుణస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనం వరుణస్య వరుణస్య స్కంభ సర్జనం వరుణస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనం వరుణస్య వరుణస్య స్కంభ సర్జనమస్య స్కంభ సర్జనం వరుణస్య వరుణస్య స్కంభ సర్జనమసి సర్జనమస్య స్కంభ సర్జనగ్న స్కంభ సర్జనమస్యున్ముక్త ఉన్ముక్తో స్కంభ సర్జనమస్యున్ముక్త సర్జనమితి స్కంభ సర్జనం ఉన్ముక్త ఉన్ముక్తోన్ముక్తో వరుణస్ వరుణస్యోన్ముక్తోన్ముక్తో వరుణస్ వరుణస్ వరుణస్యోన్ముక్త ఉన్ముక్తో వరుణస్ పాశ పాశో వరుణస్యోన్ముక్త ఉన్ముక్తో వరుణస్ పాశ ముక్త ఇత్యుత్ ముక్త వరుణస్ పాశ పాశో వరుణస్ వరుణస్ పాశ పాశ ఇది పాశ అగ్నేరాతిథ్యమాతిథ్యమగ్నేరగ్నేరాతిథ్యమస్యస్యాతిథ్యమగ్నేరగ్నేరాతిథ్యమసి ప్రావీర సువీర సువీరో వీర ప్రా వీర ఇది సో వీరః వీరః ప్రప్రావీరః వీరః ప్రచర చర ప్రావీరః వీరః ప్రచర వీరహేత్య వీరః ప్రచర చర ప్రచర సోమ సోమ చర ప్రచర సోమ చర సోమ సోమ చర చర సోమదుర్యాన్ దుర్యాన్ సోమ చర చర సోమదుర్యాన్ సోమదుర్యాన్ దుర్యాన్ సోమ సోమ దుర్యాన్ అదిత్య అదిత్య దుర్యాన్ సోమ సోమ దుర్యాన్ అదిత్యాన్ అదిత్య అదిత్య దుర్యాన్ దుర్యాన్ అదిత్యా సదస్సదో అదిత్య దుర్యాన్ దుర్యాన్ అదిత్యా సద అదిత్య సదస్సదో అదిత్య అదిత్య సదోసి సదో అదిత్య వరుణో వరుణశీరసీద వరుణ వరుణో వరుణశీరసీద వరుణోస్యసి వరుణశీరసీద వరుణోసి వరుణోస్యసి వరుణో వరుణోసి ధృతవ్రతో ధృతవ్రతోసి వరుణో వరుణోసి ధృతవ్రత ధృతవ్రతో ధృతవ్రతోసి ధృతవ్రతో వారుణం వారుణం ధృతవ్రతోసి ధృతవ్రతో వారుణం ధృతవ్రతో వారుణం వారుణం ధృతవ్రతో ధృతవ్రతో వారుణమస్యసి వారుణం ధృతవ్రతో ధృతవ్రతో వారుణమసి ధృతవ్రత ఇది ధృత వ్రత వారుణమస్యసి వారుణం వారుణమసి శంజోశ్శంజోరసి వారుణం వారుణమసి శంజోశ్శంజోశ్శంజోరసి శంజో గృహామి గృహామి త్వా గృహామ్యనా దృష్టమనా దృష్టమ దృష్టం గృహామి త్వా గృహామ్యనాధృష్టం గృహామ్యనాధృష్టమనాధృష్టం గృహామి గృహామ్యనాధృష్టమస్యస్యనాధృష్టం గృహామి గృహామ్యనాధృష్టమసి నాధృష్టమస్యనాధృష్యమనాధృష్టమస్యనాధృష్యమనాధృష్టమస్యనాధృష్యం దేవానాం దేవానామనాధృష్యమస్యస్యనాధృష్యం దేవానామనాధృష్యం దేవానామనాధృష్యమనాధృష్యం దేవానామోజః ఓజో దేవానాం ఇంద్రాయేంద్రాయ ప్యాయ స్వ ప్యాయ స్వేంద్రాయ ప్యాయ స్వాయ స్వేంద్రాయేంద్రాయ ప్యాయ స్వాయ స్వాయ స్వ ప్యాయ స్వ ప్యాయ ప్యాయ ప్యాయ ప్యాయ

ప్రధాని ప్రధాని ప్రధాని యాతే తేజ ప్రధాని ప్రధాని యాతే తేజాయాతే అగ్నేగ్నే తేజాయాతే అగ్నే అగ్నేగ్నే అగ్నే రుద్రియా రుద్రియా అగ్నే అగ్నే రుద్రియా రుద్రయాగ్నేగ్నే రుద్రయాతనోస్తనో రుద్రయాగ్నేగ్నే రుద్రయాతనో రుద్రియాతనోస్తనో రుద్రియా రుద్రయాతనోస్తయాతయాతనో రుద్రియా రుద్రయాతనోస్తయాతయాతనోస్తనోస్తయా నో నస్తయాతనోస్తనోస్తయా నహ యా నో నస్తయాతయా నః పాహి పాహి నస్తయాతయా నః పాహి పాహి పాహి నో నః పాహి తస్యాస్తస్యా పాహి నో నః పాహి తస్యాస్తస్యా పాహి పాహి తస్యాస్తే తస్యా పాహి పాహి తస్యాస్తే తస్యాస్తస్యా స్వాహా స్వాహా స్తస్యాస్తే స్వాహా స్వాహా స్వాహా దే స్వాహా స్వాహా దే స్వాహా స్వాహా స్వాహాయాతే తేజా స్వాహా స్వాహాయాతే యాతే అగ్నేగ్నే తేజాయాతే అగ్నేగ్నే అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అంగిరో అ శుంభస్వేంద్రఘోష ఇంద్రఘోష శుంభస్వదేవేభ్యో

సువాక్ దేవ దుర్యాన్ దుర్యాన్ దేవ దేవ దుర్యాగు ఆదుర్యాన్ దేవదేవ దుర్యాగు ఆదుర్యాగు ఆదుర్యాన్ దుర్యాగు ఆవదవదా దుర్యాన్ దుర్యాగు ఆవద ఆవదవదావద దేవశ్రుతౌ దేవశ్రుతౌ వదావద దేవశ్రుతౌ దేవశ్రుతౌ దేవశ్రుతౌ వదవద దేవశ్రుతౌ దేవేషు దేవేషు దేవశ్రుతౌ వదవద దేవశ్రుతౌ దేవేషు దేవశ్రుతౌ దేవేషు దేవేషు దేవశ్రుతౌ దేవశ్రుతౌ దేవేష్ దేవేషు దేవశ్రుతౌ దేవశ్రుతౌ దేవేష్ దేవశ్రుతావిత దేవాశ్రుతౌ దేవేష్ దేవేషు దేవేష్ ఘోషేథాం ఘోషేథామా దేవేషు దేవేష్ ఘోషేథామ ఘోషేథాం ఘోషేథామా ఘోషేథామా ఘోషేథామా ఘోషేథామా ఘోషేథామా ఘోషేథాం ఘోషేథామా ఘోషేథాం ఘోషేథామా నహానో నహానో వీరో వీరో నహానో వీర వీరో వీరో నో నో వీరో జాయతాం జాయతాం వీరో నో నో వీరో జాయతాం వీరో జాయతాం జాయతాం వీరో వీరో జాయతాం కర్మణియ కర్మణ్యో జాయతాం వీరో వీరో జాయతాం కర్మణ్య జాయతాం కర్మణ్య కర్మణ్యో జాయతాం జాయతాం కర్మణ్యో యయ్యం కర్మణ్యో జాయతాం జాయతాం కర్మణ్యోయం కర్మణ్యో యయ్యం కర్మణ్య కర్మణ్యో యగం సర్వే సర్వేయం కర్మణ్య కర్మణ్యో యగం సర్వే సర్వేయం యగం సర్వే ను జీవామా ను జీవామ సర్వేయం యగం సర్వే ను జీవామా సర్వే ను జీవామా ను జీవామ సర్వే సర్వే ను జీవామ యో యో ను జీవామ సర్వే సర్వే ను జీవామయ ను జీవామ యో యో ను జీవామ ను జీవామ యో బహూనాం బహూనాం యో ను జీవామ ను జీవామ యో బహూనాం జీవామేత్యను జీవామా యో బహూనాం బహూనాం యో యో బహూనామ సదసత్ బహూనాం యో యో బహూనామ సద బహూనామ సదసత్ బహూనాం బహూనామ సద్వశీవస్య సత్బహూనాం బహూనామ సద్వశీవశీవస్య సదసద్వశీ వశీ ఇదం విష్ణుర్విష్ణురిదమిదం విష్ణుర్వి విష్ణురిదమిదం విష్ణుర్వి విష్ణుర్విష్ణుర్విచక్రమే చక్రమే విచక్రమే త్రేధా త్రేధా చక్రమే విచక్రమే త్రేధా క్రమే త్రేధా త్రేధా చక్రమే చక్రమే త్రేధాని త్రేధా చక్రమే చక్రమే త్రేధాని త్రేధాని త్రేధా త్రేధాని దధే దధే నిత్రేధా త్రేధాని దధే దధే దధే నిదధే పదం పదం దధే నిదధే పదం దధే పదం పదం దధే దధే పదం పదమితి పదం సమూఢమస్యాస్య సమూఢకో సమూఢమస్య వాగం సురే వాగం సురేస్య సమూఢకో సమూఢమస్య వాగం సురే సమూఢమితి సంస్య వాగం సురే వాగం సురేస్యాస్య వాగం సుర ఇరావతి ఇరావతి వాగం సురేస్యాస్య వాగం సుర ఇరావతి సుర ఇరావతి ఇరావతి వాగం సురే వాగం సుర ఇరావతి ధేనుమతి ధేనుమతి ఇరావతి వాగం సురే వాగం సుర ఇరావతి ధేనుమతి ఇరావతి ధేనుమతి ధేనుమతి ఇరావతి ఇరావతి ధేనుమతి ధేనుమతి ఇరావతి ఇరావతి ధేనుమతి ఇరావతి ఇతి రావతి ధేనుమతి ధేనుమతి ధేనుమతి భూతం భూతగం హి ధేనుమతి ధేనుమతి భూతం ధేనుమతి ఇతి ధేనుమతి భూతం భూతగం హి భూతగం సూయవశని సూయవశని భూతగం హి భూతగం సూయవశని భూతగం సూయవశని సూయవశని భూతం భూతగం సూయవశని మనవే మనవే సూయవశని భూతం భూతగం సూయవశని మనవే యశస్యే మనవే మనవే సూయవశని సూయవశని మనవే యశస్యే యశస్యే మనవే సూయవశని సూయవశని మనవే యశస్యే ఇతి సూయవశని మనవే యశస్యే యశస్యే మనవే మనవే యశస్యే ఇతి యశస్యే అస్కభ్నాద్స్కభ్నాద్వ్యస్కభ్నాద్రోదసీ రోదసీ అస్కభ్నాద్వ్యస్కభ్నాద్రోదసీ అస్కభ్నాద్రోదసీ రోదసీ అస్కభ్నాదస్కభ్నాద్రోదసీ విష్ణుర్విష్ణు రోదసీ అస్కభ్నాదస్కభ్నాద్రోదసీ విష్ణు రోదసీ విష్ణుర్విష్ణు రోదసీ రోదసీ విష్ణురేతే ఏతే విష్ణు రోదసీ రోదసీ విష్ణురేతే రోదసీ ఇది రోదసీ విష్ణురేతే ఏతే విష్ణుర్విష్ణురేతే దాధార దాధారైతే విష్ణుర్విష్ణురేతే దాధార ఏతే దాధార దాధారైతే ఏతే దాధార పృథివీం పృథివీం దాధారైతే ఏతే దాధార పృథివీ ఏతే ఇత్యేతే దాధార పృథివీం పృథివీం దాధార దాధార పృథివీం పృథివీం దాధార దాధార పృథివీం అభితః జీవీమభితో భితః పృథివీం పృథివీమభితో మయూఖైర్మయూఖైరభితః పృథివీం పృథివీమభితో మయూఖైర్మయూఖైర్మయూఖైరభితోభితో మయూఖై మయూఖైరితి మయూఖై ప్రాచీ ప్రాచీ ప్రాచీ ప్రేతమిదం ప్రాచీ ప్రాచీ ప్రేతం ప్రాచీ ఇది ప్రాచీ ప్రేతమిదం ప్రేతమధ్వరమధ్వరమిదం ప్రేతమధ్వరం ఇదమధ్వరమధ్వరమిదమిదమధ్వరం కల్పయంతీ కల్పయంతీ అధ్వరమిదమిదమధ్వరం కల్పయంతీ కల్పయంతీ కల్పయంతీ అధ్వరమధ్వరం కల్పయంతి ఊర్ధ్వమూర్ధ్వం కల్పయంతి అధ్వరమధ్వరం కల్పయంతి ఊర్ధ్వం కల్పయంతి ఊర్ధ్వమూర్ధ్వం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞమూర్ధ్వం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం కల్పయంతి ఇది కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞమూర్ధ్వమూర్ధ్వం యజ్ఞం నయతం నయతం యజ్ఞమూర్ధ్వమూర్ధ్వం యజ్ఞం నయతం యజ్ఞం నయతం నయతం యజ్ఞం యజ్ఞం నయతం మా మానయతం యజ్ఞం యజ్ఞం నయతం మాయతం మా మానయతం నయతం మాజీశ్వరదం జీశ్వరదం మానయతం నయతం మాజీశ్వరదం మాజీశ్వరదం జీశ్వరదం మా మాజీశ్వరదమత్రాత్ర జీశ్వరదం మా మాజీశ్వరదమత్ర జీశ్వరదమత్రాత్ర జీశ్వరదం జీశ్వరదమత్ర రమేథా గోరమేథామత్ర జీశ్వరదం జీశ్వరదమత్ర రమేథామేథా గోరమేథామత్రాత్ర రమేథాంబష్మన్ వష్మన్ రమేథామత్రాత్ర రమేథాంబష్మన్ రమేథాంబష్మన్ వష్మన్ రమేథా గోరమేథాన్ వష్మన్ పృథివ్యా పృథివ్యా వష్మన్ రమేథా గోరమేథాం వష్మన్ పృథివ్యా పృథివ్యా వష్మన్ వష్మన్ పృథివ్యా దివో దివ పృథివ్యా వష్మన్ వష్మన్ పృథివ్యా దివ పృథివ్యా దివో దివ పృథివ్యా పృథివ్యా దివో బాబా దివ పృథివ్యా పృథివ్యా దివో బాబా దివో దివో బా విష్ణో విష్ణో బా దివో దివో బా విష్ణో బా విష్ణో విష్ణో బాబా విష్ణవుతోత విష్ణో బాబా విష్ణవుత విష్ణవుతోత విష్ణో విష్ణవుత బోత విష్ణో విష్ణవుత తవా భూతోత వా పృథివ్యా పృథివ్యా భూతోత వా పృథివ్యా పృథివ్యా పృథివ్యా బాబా పృథివ్యా మహోమహ పృథివ్యా బాబా పృథివ్యా మహ పృథివ్యా మహోమహ పృథివ్యా పృథివ్యా మహో బాబా మహ పృథివ్యా పృథివ్యా మహో బాబా మహోమహో వా విష్ణో విష్ణో వా మహోమహో వా విష్ణో విష్ణో విష్ణో బాబా విష్ణవుతోత విష్ణో బాబా విష్ణవుత విష్ణవుతోత విష్ణో విష్ణవుత వా బోధ విష్ణో విష్ణవుత తవా భూతోత వాంతరిక్షాదంతరిక్షాద్ భూతోత వాంతరిక్షాద్ అంతరిక్షాదంతరిక్షాద్ వాంతరిక్షాద్ధస్తౌ హస్తావంతరిక్షాద్వాంతరిక్షాద్ధస్తౌ అంతరిక్షాద్ధస్తౌ హస్తావంతరిక్షాదంతరిక్షాద్ధస్తౌ పృథివ్యః పృణస్వ హస్తావంతరిక్షాదంతరిక్షాద్ధస్తౌ పృణస్వ హస్తౌ పృణస్వ పృణస్వ హస్తౌ హస్తౌ పృణస్వ బహుభిర్బహుభిః పృణస్వ హస్తౌ హస్తౌ పృణస్వ బహుభిః పృణస్వ బహుభిర్బహుభిః పృణస్వ పృణస్వ బహుభిర్వసవ్యైర్వసవ్యైర్బహుభిః పృణస్వ పృణస్వ బహుభిర్వసవ్యైర్వసవ్యైర్వసవ్యైర్బహుభిర్బహుభిర్వసవ్యైరావసవ్యైర్బహుభిర్బహుభిర్వసవ్యైరావసవ్యైర్ ప్రయచ్చ ప్రయచ్చ ప్రయచ్చ దక్షిణాద్ దక్షిణాద్యచ్చ ప్రయచ్చ దక్షిణాద్ దక్షిణాద్ దక్షిణాద్యచ్చ యచ్చ దక్షిణాదా దక్షిణాద్యచ్చ యచ్చ దక్షిణాదా దక్షిణాదా దక్షిణాద్ దక్షిణాదోతోత దక్షిణాద్ దక్షిణాదోత ఓతోతోత సవ్యాత్ సవ్యాదుతోత సవ్యాద్ సవ్యాత్ సవ్యాదుతోత సవ్యాద్ సవ్యాదితి సవ్యాద్ అర్ణకం నుకం విష్ణోర్ విష్ణోర్ణకం వీర్యాణి వీర్యాణి నుకం విష్ణోర్ విష్ణోర్ణకం వీర్యాణి వీర్యాణి వీర్యాణి నుకన్నుకం వీర్యాణి ప్రవీర్యాణి నుకన్నుకం వీర్యాణి ప్రవీర్యాణి ప్రవీర్యాణి వీర్యాణి ప్రవోచం వోచం ప్రవీర్యాణి వీర్యాణి ప్రవోచం ప్రవోచం వోచం ప్రవోచం యో యో వోచం ప్రవోచం యః యో యో వోచం వోచం యః పార్థివాని పార్థివాని యో వోచం వోచం యః పార్థివాని పార్థివాని పార్థివాని యో యః పార్థివాని విమమే విమమే పార్థివాని యో యః పార్థివాని విమమే పార్థివాని విమమే విమమే పార్థివాని పార్థివాని విమమే రజాగుంసి రజాగుంసి విమమే పార్థివాని పార్థివాని విమమే రజాగుంసి విమమే రజాగుంసి రజాగుంసి విమమే విమమే రజాగుంసి యో యో రజాగుంసి విమమే విమమే రజాగుంసి యః విమమే యో యో రజాగుంసి రజాగుంసి యో అస్కభాజదస్కభాజద్యో రజాగుంసి రజాగుంసి యో అస్కభాజదో యో అస్కభాజదస్కభాజద్యో యో అస్కభాజదుత్తరమత్తరమస్కభాజద్యో యో అస్కభాజదుత్తరం అస్కభాజదుత్తరమత్తరమస్కభాజదస్కభాజదుత్తరగం సధస్థగం సధస్థముత్తరమస్కభాజదస్కభాజదుత్తరగం సధస్థం సధస్థగం సధస్థముత్తరముత్తరగం సధస్థం విచక్రమాణో విచక్రమాణ సధస్థ ఉత్తరముత్తరగం సధస్థం విచక్రమాణ సధస్థం విచక్రమాణో విచక్రమాణ సధస్థగం సధస్థం విచక్రమాణ స్త్రేధా త్రేధా విచక్రమాణ సధస్థగం సధస్థం విచక్రమాణ స్త్రేధాధస్థమితి సధాస్థం విచక్రమాణ స్త్రేధా త్రేధా విచక్రమాణో విచక్రమాణ స్త్రేధోరుగాయ ఉరుగాయ స్త్రేధా విచక్రమాణో విచక్రమాణ స్త్రేధోరుగాయ విచక్రమాణ ఇది విచక్రమాణ స్త్రేధోరుగాయ ఉరుగాయ స్త్రేధా త్రేధోరుగాయో విష్ణోర్ విష్ణోరుగాయ స్త్రేధా త్రేధోరుగాయో విష్ణోరుగాయో విష్ణోర్ విష్ణోరుగాయ ఉరుగాయో విష్ణోరరాటగం రరాటం విష్ణోరుగాయ ఉరుగాయో విష్ణు విష్ణోరరాటం మృగాయ ఇత్యురుగాయ విష్ణోరరాటకం రరాటం విష్ణోర్విష్ణోరరాటమస్యసిరరాటం విష్ణోర్విష్ణోరరాటమసి రాటమస్యసిరరాటకం రరాటమసి విష్ణోర్విష్ణోరసిరరాటకం రరాటమసి విష్ణోర్విష్ణోరస్యసి విష్ణోః పృష్ఠం పృష్ఠం విష్ణోరస్యసి విష్ణోః పృష్ఠం పృష్ఠం పృష్ఠం విష్ణోర్విష్ణోః పృష్ఠమస్యసి పృష్ఠం విష్ణోర్విష్ణోః పృష్ఠమసి పృష్ఠమస్యసి పృష్ఠం పృష్ఠమసి విష్ణోర్విష్ణోరసి పృష్ఠం పృష్ఠమసి విష్ణోర్విష్ణోరసి విష్ణోష్ణ్యప్త్రే స్న్యప్త్రే విష్ణోరసి విష్ణోష్ణ్యప్త్రే స్న్యప్త్రే స్న్యప్త్రే విష్ణోర్విష్ణోష్ణ్యప్త్రే స్థస్థ్యప్త్రే విష్ణోర్విష్ణోష్ణ్యప్త్రే స్థస్థ్యప్త్రే స్న్యప్త్రే స్థో విష్ణోర్విష్ణోస్థస్న్యప్త్రే స్న్యప్త్రే స్థో పతంగాన్ పతంగాన్ జుహ్వా జుహ్వా పతంగాన సన్విధో అసందితః పతంగాన్ జుహ్వా జుహ్వా పతంగాన సందితః దైవ్యాని కృణస్వ దైవ్యాని యజ్ఞే దైవ్యాన్యగ్నే అగ్నే దైవ్యాని దైవ్యాగ్నే నైత్యగ్నే అవస్థిరా స్థిరా భావస్థిరా తనుహి తనుహి స్థిరా భావస్థిరా తనుహి స్థిరా తనుహి తనుహి స్థిరా స్థిరా తనుహి యాదు జూనాహి స్థిరా స్థిరా తనుహి యాదు జూనాహి యాతు జూనాతు జూనాన్ తనుహి తనుహి యాతు జూనాన్ జామిన్ జామిన్ యాతు జూనాన్ తనుహి తనుహి యాతు జూనాన్ జామిన్ యాతు జూనాన్ జామిన్ జామిన్ యాతు జూనాన్ యాతు జూనాన్ జామి మజామి మజామిన్ జామిన్ యాతు జూనాన్ యాతు జూనాన్ జామి మజామిన్ జామి మజామి మజామిన్ జామిన్ జామి మజామిన్ ప్రప్రాజామిన్ జామిన్ జామి మజామిన్ ప్రాజామిన్ ప్రప్రాజామి మజామిన్ ప్రమృణీ మృణీ ప్రాజామి మజామిన్ ప్రమృణీ మృణీ మృణీ ప్రమృణీ శత్రూన్ శత్రూన్ మృణీ ప్రమృణీ శత్రూన్ మృణీ శత్రూన్ శత్రూన్ మృణీ మృణీ శత్రూను శత్రూనితి శత్రూను దేశ సతే జానాతి జానాతి దేశ సతే జానాతి జానాతి జానాతి తేతే జానాతి సుమతి సుమతిం జానాతి తేతే జానాతి సుమతిం జానాతి సుమతి సుమతిం జానాతి జానాతి సుమతియ విష్ఠయ విష్ఠ సుమతిం జానాతి జానాతి సుమతియ విష్ఠ సుమతియ విష్ఠయ విష్ఠ సుమతి సుమతియ విష్ఠయో యోజ విష్ఠ సుమతి సుమతియ విష్ఠయ సుమతిమితి సోమతి విష్ఠయో యోజ విష్ఠయ విష్ఠయ ఏవతేయోజ విష్ఠయ విష్ఠయ ఏవతేయోజ ఏవతే బ్రహ్మణే బ్రహ్మణ ఏవతేయోజ ఏవతే బ్రహ్మణే ఏవతే బ్రహ్మణే బ్రహ్మణ ఏవత ఏవతే బ్రహ్మణే గాతుం గాతుం బ్రహ్మణ ఏవత ఏవతే బ్రహ్మణే గాతుం బ్రహ్మణే గాతుం గాతుం బ్రహ్మణే బ్రహ్మణే గాతుమైరదైరత్ గాతుం బ్రహ్మణే బ్రహ్మణే గాతుమైరత్ గాతుమైరదైరత్ గాతుం గాతుమైరదు ఐరదిత్యైరత్ విశ్వాని విశ్వాన్యస్మై సుదినాని సుదినాన్యస్మై విశ్వాని విశ్వాన్యస్మై సుదినాని అస్మై సుదినాని సుదినాన్యస్మా అస్మై సుదినాని రాజో రాజసుదినాన్యస్మా అస్మై సుదినాని రాజ సుదినాని రాజో రాజసుదినాని సుదినాని రాజోద్యుమ్నాద్యుమ్నాని రాజసుదినాని సుదినాని రాజోద్యుమ్నాని సుదినానీతి సుదినాని రాజోద్యుమ్నాని ద్యుమ్నాని రాజో రాజోద్యుమ్నాన్యభ్యభిర్యోద్యుమ్నాని రాజో రాజోద్యుమ్నాన్యర్యోర్యోద్యుమ్నాన్యర్యో అవ్యర్యోద్యుమ్నాన్యర్యో వీ అర్యో వివ్యర్యో అర్యో విదురోదురో అర్యో విదురః విదురోదురో విదురో అభ్యభిదురో విదురో అభీరో అభ్యభిదురోదురో అభిద్యౌద్యౌదభిదురోదురో అభిద్యౌద్యౌదభ్యభిద్యౌదిౌదిత్సేదగ్నే అగ్న ఇత్సేదగ్నే అగ్నే అగ్న ఇది దగ్నే అస్త్వస్త్వగ్న ఇది దగ్నే అస్తు అగ్నే అస్త్వస్త్వగ్నే అగ్నే అస్తు సుభగ సుభగో అస్త్వగ్నే అగ్నే అస్తు సుభగ అస్తు సుభగ సుభగో అస్త్వస్తు సుభగ సుదాను సుదాను సుభగో అస్త్వస్తు సుభగ సుదాను సుభగ సుదాను సుదాను సుభగ సుభగ సుదానుర్యోయ సుదాను సుభగ సుభగ సుదానుర్య సుభగ ఇతి సుభగ సుదానుర్యోయ సుదాను సుదానుర్యస్త్వాత్వాయ సుదాను సుదానుర్యస్త్వా సుదానురితి సుఖాను స్వాజోయస్వా నిత్యేన నిత్యేన త్వాజోయస్వా నిత్యేన నిత్యేన నిత్యేన త్వా నిత్యేన హవిష హవిష నిత్యేన త్వా నిత్యేన హవిష నిత్యేన హవిష హవిష నిత్యేన నిత్యేన హవిష యోజో హవిష నిత్యేన నిత్యేన హవిషాయ హవిష యోజో హవిష హవిషాయ ఉక్తైరుక్తైర్యో హవిష హవిషాయ ఉక్తై ఉక్తైరుక్తైర్యోయ ఉక్తైరిత్యుక్తై ప్రీషతి స్వే స్వే విప్రీషతి విప్రీషతి స్వ ఆయుష్యాయుష స్వే విప్రీషతి విప్రీషతి స్వ ఆయుషీ ఆయుష్యాయుష స్వే స్వ ఆయుష ద్రోణే ద్రోణ ఆయుష స్వే స్వ ఆయుష ద్రోణే ఆయుష ద్రోణే ద్రోణ ఆయుష్యాయుష ద్రోణే విశ్వ విశ్వాద్రోణ ఆయుష్యాయుష ద్రోణే విశ్వ ద్రోణే విశ్వ విశ్వాద్రోణే ద్రోణే విశ్వే విశ్వాద్రోణే ద్రోణే విశ్వే ద్రోణ ఇది దుహోనే విశ్వ విశ్వేదస్మా ఇద్విశ్వ విశ్వేదస్మై దస్మా అస్మా ఇది దస్మై సుదినా సుదినా అస్మా ఇది దస్మై సుదినా అస్మై సుదినా సుదినా అస్మా అస్మై సుదినా సా సుదినా అస్మా అస్మై సుదినా సా సుదినా సుదినా సా సద సత్ సా సుదినా సుదినా సా సద సత్ సా సద దిష్టి దిష్టిర సత్ సా సద దిష్టి దిష్టి దిష్టిర సద స దిష్టి దిష్టిరి దిష్టి తే అర్చామ్యర్చామి తే సుమతి సుమతిం తే అర్చామ్యర్చామి తే సుమతిం తే సుమతి సుమతిం తే తే సుమతిం ఘోషి ఘోషి సుమతిం తే తే సుమతిం ఘోషి సుమతిం ఘోషి ఘోషి సుమతి సుమతిం ఘోషి శర్వా గర్వాఘోషు సుమతిమో ఆదిత్యస్తే ఆదిత్యమాదిత్యంతే యోజస్త ఆదిత్యం ఆదిత్యమాదిత్యంతే ఆదిత్యమానుషగానుషగాదిత్యంతే ఆదిత్యమానుషగో ఆదిత్యమానుషగానుషగాదిత్యమాదిత్యమానుషగ్యుజోషద్యుజోషదానుషగాదిత్యమాదిత్యమానుషగ్యుజోషతో విశ్వవేదా విశ్వవేదా దిప్సంతో దిప్సంతో విశ్వవేదా దిప్సంత ఇది దిప్సంతో విశ్వవేదా విశ్వవేదా దిప్సంత ఇది ద్రవేదా ఇది విశ్వవేదా దిప్సంత ఇది ద్రవమో లిపవో ఇద్రిపవ ఇద్దిప్సంతో దిప్సంత ఇద్రిపవ రిపవో రిపవ ఇద్రిపవో నన రిపవో ఇద్రిపవో నా రిపవో నన రిపవో రిపవో నాహరిపవో రిపవో నాహ దే భృతే భృహ నహ దే భూ హే భృతే భృహ హే భూ భూరి దే భూ యా వయం వయం దయాత్రయా వయగోస ధన్యస్ ధన్యో వయం దయాత్రయా వయగోస ధన్యః వయగోస ధన్యస్ ధన్యో వయం వయగోస ధన్యస్ స్వోతస్వోతన్యో వయం వయగోస ధన్యస్వోత ధన్యస్వోతస్వోతస్తవ ప్రణీతి ప్రణీతి తవత్వోతస్తవ ప్రణీతి ప్రణీతి ప్రణీతి తవ ప్రణీత్యశ్యామ ప్రణీతి ప్రణీత్యశ్యామ ప్రణీతి ప్రణీత్యశ్యామ వాజాను వాజాను శ్యామ ప్రణీతి ప్రణీత్యశ్యామ వాజాను ప్రణీతి ప్రణీతి శ్యామ వాజాను వాజాను శ్యామ శ్యామ వాజాను భాషగుం శోభో భాషగుం సా సోదయ సోదయ శగుం శోభో భాషగుం సా సోదయ సా సోదయ సోదయ శగుం శాశగుం సా సోదయ సత్యదాతే సత్యదాతే సోదయ శగుం శాశగుం సా సోదయ సత్యదాతే సోదయ సత్యదాతే సత్యదాతే సోదయ సోదయ సత్యదాతే నుష్ఠుయా నుష్ఠుయా సత్యదాతే సోదయ సోదయ సత్యదాతే నుష్ఠుయాదాతే నుష్ఠుయా నుష్ఠుయా సత్యదాతే సత్యదాతే నుష్ఠుయా కృణుహి కృణుష్య నుష్ఠుయా సత్యదాతే సత్యదాతే నుష్ఠుయా కృణుహి సత్యదాత ఇతి సత్యాదాతేనుష్ఠుయా కృణుహి కృణుష్య నుష్ఠుయా నుష్ఠుయా కృణుహ్య క్రయాణాక్రయాణ కృణుహ్య నుష్ఠుయా నుష్ఠుయా కృణుహ్య క్రయాణ కృణుహ్య క్రయాణ క్రయాణ కృణుహి కృణుహ్య క్రయాణ క్రయాణేత్య క్రయాణ తేజాయాతే అగ్నే అగ్నే తేజాయాతే అగ్నే అగ్నే అగ్నే దేతే అగ్నే సమిధ సమిధా అగ్నే దేతే అగ్నే సమిధా అగ్నే సమిధ సమిధా అగ్నే అగ్నే సమిధ విధేమ విధేమ సమిధ అగ్నే అగ్నే సమిధ విధేమ సమిధ విధేమ విధేమ సమిధ సమిధ విధేమ ప్రతి ప్రతి విధేమ సమిధ సమిధ విధేమ ప్రతి సమిధేతి సంవిధ ప్రతి విధేమ విధేమ ప్రతి స్తోమం ప్రతి విధేమ విధేమ ప్రతి స్తోమం ప్రశస్తోమగ్నస్తోమం ప్రతి ప్రతి స్తోమగో శస్యమానగో శస్యమానగ్నస్తోమం ప్రతి ప్రతి స్తోమగో శస్యమానం స్తోమగో శస్యమానగో శస్యమానగ్నస్తోమగ్నస్తోమగో శస్యమానం గృభాయ గృభాయ స్తోమగ్నస్తోమగో శస్యమానం గృభాయ శస్యమానం గృభాయ గృభాయ శస్యమానగో శస్యమానం గృభాయ గృభాయేతి గృభాయ హాశసో అశసో దహద హాశసో రక్షసో రక్షసో అశసో దహద హాశసో రక్షస అశసో రక్షసో రక్షసో అశసో అశసో రక్షస పాహి పాహి రక్షసో అశసో అశసో రక్షస పాహి రక్షస పాహి పాహి రక్షసో రక్షస పాహ్యస్మానస్మాన్ పాహి రక్షసో రక్షస పాహ్యస్మాన్ పాహ్యస్మానస్మాన్ పాహి పాహ్యస్మాన్ ద్రుహో ద్రుహో అస్మాన్ పాహి పాహ్యస్మాన్ ద్రుహ అస్మాన్ ద్రుహో ద్రుహో అస్మానస్మాన్ ద్రుహో నిదో నిదో ద్రుహో అస్మానస్మాన్ ద్రుహో నిదహ ద్రుహో నిదో నిదో ద్రుహో ద్రుహో నిదో మిత్రమహో మిత్రమహో నిదో ద్రుహో ద్రుహో నిదో మిత్రమహ నిదో మిత్రమహో మిత్రమహో నిదో నిదో మిత్రమహో అవద్యాద వద్యాన్ మిత్రమహో నిదో నిదో మిత్రమహో అవద్యాద మిత్రమహో అవద్యాద వద్యాన్ మిత్రమహో మిత్రమహో అవద్యాద ద్రమః ఇతి మిత్ర అవద్యాదితి అవద్యాద రోహణం వాజినం వాజినగో రక్షోహణగో రక్షోహణం వాజినమా వాజినగో రక్షోహణగో రక్షోహణం వాజినమా రోహణమితి రక్షోహణం వాజినమా వాజినం వాజినమాజి ఘర్మ్యతి ఘర్మ్యా వాజినం వాజినమాజి ఘర్మే ఆది ఘర్మ్యతి ఘర్మ్యాది ఘర్మ్య మిత్రం మిత్రం జిఘర్మ్యాది ఘర్మ్య మిత్రం జిఘర్మ్య మిత్రం మిత్రం జిఘర్మ్య జిఘర్మ్య మిత్రం ప్రతిష్టం ప్రతిష్టం మిత్రం జిఘర్మ్య జిఘర్మ్య మిత్రం ప్రతిష్టం మిత్రం ప్రతిష్టం ప్రతిష్టం మిత్రం మిత్రం ప్రతిష్టం ఉపోప ప్రతిష్టం మిత్రం మిత్రం ప్రతిష్టం ఉపతిష్టం ఉపోప ప్రతిష్టం ప్రతిష్టం ఉపయామి యామ్యుప ప్రతిష్టం ప్రతిష్టం ఉపయామి ఉపయామి యామి ఉపయామి శర్మ శర్మ యామి ఉపయామి శర్మ శర్మ శర్మ యామి యామి శర్మ శర్మేది శర్మ శిశానశిశానో అగ్నిక్రతుభిక్రతుభిరగ్నిశిశానశిశానో అగ్నిక్రతుభిః అగ్నిక్రతుభిక్రతుభిరగ్నిరగ్నిక్రతుభిః సమిద్ధస్సమిద్ధక్రతుభిరగ్నిరగ్నిక్రతుభిః సమిద్ధః సమిద్ధస్సమిద్ధక్రతుభిక్రతుభిః సమిద్ధస్సః సమిద్ధక్రతుభిక్రతుభిః సమిద్ధస్సః ఋతుభిర్విక్రతుభిః సమిద్ధస్సః సమిద్ధస్సః సమిద్ధస్సః నో నస్సః సమిద్ధస్సః సమిద్ధస్సః నః సమిద్ధ ఇతి సంయుద్ధః నో నస్సః నో దివా దివా నస్సః నో దివా దివా దివా నో నో కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ద్వితీయ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.